الحمدللہ وحدہ والصلاة والسلام علی من لا نبی بعدہ اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم لقد کفر الذین قالوا ان اللہ هو المسیح ابن مریم وقال المسیح یا بنی اسرائیل اعبدوا اللہ ربی وربکم انه من یشکر باللہ فقد حرم اللہ علیہ الجنۃ ومأواہ النار وما للظالمین من انصار بسم اللہ الرحمن الرحیم رب اشرح لی صدری ویسر لی امری వహలుల్ ఉగ్దత మిన్ లిసాని యఫ్కౌ ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, మరియు నేటి వేదికపై నా తోటి వక్త యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సోదరుడు సిరాజు రెహమాన్, మరియు అదేవిధంగా మౌలానా మొహమ్మద్ ఆదం వారు, అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేణుగోపాలాచారులు వారు కౌశిక, వారి యొక్క బిరుదు, అదేవిధంగా పాస్టర్ కేఎస్ ఎడ్వర్డ్ జయకుమార్ గారు, చైర్మన్ సిఎస్ఐ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఇదే పద్ధతిలో యేసువారు కూడాను తన శిష్యుల్ని కలిసినప్పుడు పలకరించడం కోసము వాడేవారని మనకి బైబిల్లో ఆధారాలు కనబడుతుంటాయి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే, బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 24:36 చూసినట్లయితే, హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో సలాము అలైకుం అని యేసువారు చెప్పినట్టుగా ఆధారం కనబడుతుంది. ఈ వాక్యాన్ని తెలుగు బైబిల్లో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. నేటి నా అంశము ఖురాన్ మరియు బైబిల్ ప్రకారముగా యేసు బోధనలలో దేవుడు ఎవరు. దీనిలో ముందుగా నేను మీకు ఖురాన్ని మరియు బైబిల్ని పరిచయం చేస్తాను. ఇది ఖురాన్ గ్రంథము. ఖురాన్ అనేటటువంటి పదము కరా అనేటటువంటి అరబీ పదం నుండి తీసుకోబడినటువంటి పదము. కరా అంటే పఠించడము లేదా చదవడము అని అర్థము. ఖురాన్ అంటే మాటి మాటికి పఠించబడేటటువంటి గ్రంథము, మాటి మాటికి చదవబడేటటువంటి గ్రంథము అని అర్థము. ఈ ఖురాన్ గ్రంథంలో మొత్తము 114 ఉన్నాయి. ఈ ఖురాన్లో 2వ అధ్యాయం పేరు సూర్య బహ్రా. సూర్య బహ్రాలో 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ జాలికల్ కితాబుల్ అరైవాఫి హుదల్లిల్ ముత్తఖీన్ అని చెప్పబడింది. ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రము సందేహము లేదు, అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథము మార్గదర్శకము అని చెప్పడం జరిగింది. మరియు ఖురాన్ గ్రంథంలో నుండి 26వ సూర సూరే అషూరాలో 192-194 వాక్యాల వరకు మనం పరిశీలించినట్లయితే ఖురాన్ గురించి తెలియచడం జరిగింది. సకలలోకాల ప్రభువు దీనిని అవతరింపచేశాడు. విశ్వసనీయమైనటువంటి జిబ్రాయిల్ గాబ్రియల్ దైవదూత ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపచేయడం జరిగింది అని ఈ గ్రంథంలో చెప్పబడింది. ఆ తర్వాత ఖురాన్ గ్రంథంలోని 2వ సూర సూర్య బహరా 185వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే హుదల్లిన్నాసి ఉబైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అని ఉంది. దాని అర్థము ఇది సమస్త మానవాళికి మార్గదర్శకము, సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే సుధర మహాశయరా, నేటికి దాదాపుగా 1425 సంవత్సరాలకి పూర్వము అరేబియా ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అరబీ భాషలో అవతరించినటువంటి గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం. అయితే అరబీ భాషలో అవతరించినటువంటి ఈ ఖురాన్ గ్రంథము నేడు తెలుగు భాషలో మనకి లభ్యంగా ఉండడము మన అదృష్టము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ ఈ తెలుగు భాషలో లభ్యమైన ఉన్నటువంటి ఈ ఖురాన్ని మీరు చదవండి, మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఇది ఖురానికి సంబంధించినటువంటి క్లుప్తమైన పరిచయం. ఇక రండి సోదర మహాశీలరా, నేను ఇప్పుడు మీకు బైబిల్ని క్లుప్తంగా పరిచయం చేస్తాను. ఇది బైబిల్ గ్రంథము. బైబిల్ అనేటువంటి పదము బిబ్లాస్ అనేటువంటి పదం నుండి తీసుకోబడి పదము. బిబ్లాస్ అంటే ద బంచ్ ఆఫ్ బుక్స్ అని అర్థము, అంటే కొన్ని పుస్తకాల కలయిక ఉదాహరణకి ఈ బైబిల్ ఏదైతే ఒక పుస్తకం నా చేతిలో కనబడుతుందో, ఇది కొన్ని పుస్తకాల కలయికతో తయారైనటువంటి ఒక బైబిల్. బైబిల్లో చాలా రకాల బైబిల్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు చూసినట్లయితే ప్రొటెస్టెంట్ బైబిల్ అనే ఒక బైబిల్ ఉంది, దీంట్లో 66 పుస్తకాల కలయికతో ఉన్నటువంటి బైబిల్. అదే విధముగా మనకి అందుబాటులో రోమన్ క్యాథలిక్ బైబిల్ కూడా ఉంది, దానిలో 73 పుస్తకాలు ఉంటాయి. అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ కన్నా 7 పుస్తకాలు అధికంగా ఉన్నాయి రోమన్ క్యాథలిక్ బైబిల్లో. అదేవిధంగా చూసినట్లయితే చారిస్మాటిక్ వర్షన్ బైబిల్, దీంట్లో 76 పుస్తకాలు ఉన్నాయి. ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్, దానిలో 86 పుస్తకాలు ఉన్నాయి. అయితే సుధర్మాశీలరా, నేటి నాయక ప్రసంగము 66 పుస్తకాలు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్ నుండి వాక్యాలు తీసుకుని నేను ప్రసంగం చేస్తాను. దీనికి గల కారణం ఏమిటంటే మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అతి ఎక్కువ శాతం క్రైస్తవులు ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని చదివేటటువంటి ప్రొటెస్టెంట్ క్రైస్తవులే ఉన్నారు కాబట్టి. అయితే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండోది కృత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో 39 గ్రంథాలు ఉన్నాయి. ఈ 39 గ్రంథాలలో మొదటి 5 గ్రంథాలని మోషే ధర్మశాస్త్రము అని అంటారు. ఈ 5 గ్రంథాలు కాక మిగిలినటువంటి 34 గ్రంథాలు యేసుకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తల యొక్క జీవిత చరిత్ర, ప్రవక్తల యొక్క ప్రవచనాలు, బోధనలు మనం చూడవచ్చు. ఇక కొత్త నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే దానిలో 27 గ్రంథాలు ఉన్నాయి. 27 గ్రంథాల్లో మొదటి 4 గ్రంథాలని సువార్తలు అని అంటారు. అవి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలే కాకుండా కొత్త నిబంధన గ్రంథంలో 21 పత్రికలు ఉన్నాయి. ఆ 21 పత్రికల్లో పౌలు రాసినటువంటి 14 పత్రికలు, యోహాను రాసినటువంటి 3 పత్రికలు, పేతురు రాసినటువంటి 2 పత్రికలు, యాకోబు రాసినటువంటి 1 పత్రిక, యూదా రాసినటువంటి 1 పత్రిక, మొత్తం 21 పత్రికలు మనం కొత్త నిబంధనలో చూడవచ్చు. ఇవే కాకుండా లూకా రాసినటువంటి ఒక అపోస్తుల కార్యము, అదేవిధంగా యోహాను రాసినటువంటి ఒక ప్రకటన గ్రంథము, మొత్తం 27 గ్రంథాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయి. మొత్తము 27 గ్రంథాలు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే బైబిల్ని మనం పరిశీలించి చదివినట్లయితే ఈ బైబిల్లో ఏ వాక్యాలు యేసు బోధించిన వాక్యాలు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో క్రైస్తవ పండితులు కొంతమంది ఒక మంచి పని చేశారు. అదేమిటంటే బైబిల్ని చదివి బైబిల్లో ఏ వాక్యాలైతే యేసు బోధనలు ఉన్నాయో వాటిని వేరు చేసి ఎరుపు అక్షరాలతో వాటిని ముద్రించి చూపించడం జరిగింది. రెడ్ లెటర్ బైబిల్ని ముద్రించారు. నా చేతిలో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రెడ్ లెటర్ బైబిల్. దీంట్లో యేసు బోధించినటువంటి వాక్యాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి ఎరుపు రంగులో ముద్రించబడి ఉంటాయి. ఉదాహరణకి మీరు నా చేతిలో చూస్తున్నారు ఈ పేజీలో ఏవైతే ఎరుపు రంగు అక్షరాలు కనబడుతున్నాయో అవి యేసు బోధించినటువంటి, ఏవైతే నలుపు రంగు అక్షరాలతో కనబడుతున్నాయో అవి యేసు బోధించినటువంటి వాక్యాలు కావు. నేటి నా అంశము యేసు బోధనలలో దేవుడు ఎవరు. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఎరుపు రంగులో ముద్రించబడినటువంటి ఈ వాక్యాల వెలుగులో దేవుడు ఎవరు అని. అయితే సోదర మహాశీలరా, నేటి అంశము ఖురాన్ మరియు బైబిల్ ప్రకారముగా యేసు బోధనలో దేవుడు ఎవరు. ఈ అంశం వినగానే చాలా మందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. అదేమిటండి, ఖురాన్లో యేసు గురించి ఉంటుందా? యేసు బోధనల గురించి ఖురాన్లో ఎందుకు ఉంటుంది? అసలు ముస్లింలు యేసును విశ్వసించరు కదా అని చాలా మంది క్రైస్తవులకి ఒక ఆలోచన, ఒక ప్రశ్న కలగవచ్చు. అవును, సమాజంలో చాలా మంది క్రైస్తవులు ఈ ఆలోచన ఉంది, ముస్లింలు యేసును విశ్వసించరు అనేటువంటి ఆలోచన. కానీ యేసుని తప్పకుండా విశ్వసించాలి అని బోధించేటటువంటి క్రైస్తవ ఏతర ఏకైక ధర్మం ఇస్లాం. ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు అతను యేసుని విశ్వసించకపోతే. ఇప్పుడు ఈ హాల్లో ఎంతమంది అయితే ముస్లింలు కూర్చొని ఉన్నారో, ఈ వేదికపై ఎంతమంది అయితే ముస్లింలు ఉన్నారో, వీరిలో ఎవరైనా నేను యేసుని విశ్వసించను అని అంటే అతను పరిపూర్ణమైనటువంటి ముస్లిం కాదు అంటుంది ఖురాన్. యేసుని తప్పకుండా విశ్వసించాలి అని యేసు బోధిస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు దాదాపుగా 175 కోట్ల మంది ముస్లింలు యేసును విశ్వసిస్తూ ఉన్నారు. ఏమని విశ్వసిస్తున్నారు, వీరి యొక్క విశ్వాసం ఏమిటి? మనం చూసినట్లయితే ముస్లింల యొక్క విశ్వాసము యేసుకు సంబంధించి యేసువారు కన్యక అయినటువంటి మరియం గర్భం నుండి పుట్టారు. ఎలాంటి పురుష ప్రమేయము లేకుండా, మొదటి విషయము. ఆ తర్వాత యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా అనేక అద్భుతాలు చేశారు. యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా కుష్ఠరోగులకు స్వస్థత కల్పించారు, పుట్టు గుడ్డు వారికి స్వస్థత కల్పించారు. యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఒక మట్టిని తీసుకుని మట్టితో ఒక పక్షి ఆకారంలో ఉన్న ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మలో దేవుణ్ణి ప్రార్థించి ఊదగా ఆ బొమ్మ కాస్త పక్షి ఎగిరిపోయేదని, యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మృతులను సైతము లేపేవారని, యేసువారు ఒక క్రీస్తు అని, యేసువారు మెసయ్యా అని, యేసు ఒక ప్రవక్త అని, దేవుడు యేసుని సజీవంగా ఆకాశాలపై ఎత్తుకున్నాడని, యేసు రెండో రాకడ ఉంది అని మేము ముస్లింలము విశ్వసిస్తున్నాము. ఒకవేళ ఏదైనా ఒక ముస్లిం నేను ఈ విషయాలలో ఏదైనా ఒక విషయాన్ని నమ్మను అంటే అతను ఖురాన్లో ఉన్న వాక్యాలని తిరస్కరిస్తున్నాడు అని అర్థము. అయితే మరి ప్రపంచంలో ఉన్న ముస్లింలు యేసుని ఈ విధంగా నమ్ముతున్నారు, ఎందుకు నమ్ముతున్నారు, ఎలా నమ్ముతున్నారు? వీరు బైబిల్ చదివే విషయాన్ని నమ్ముతున్నారా? కాదు. క్రైస్తవ సోదరులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రైస్తవ మత ప్రచారం ఏదైతే చేస్తున్నారో వారి ప్రచారం విని ముస్లింలు యేసుని నమ్ముకున్నారా? కానే కాదు. ఎందుకు ఈ ముస్లింలు యేసుని నమ్ముతున్నారంటే, మరి చిట్ట చివరి దైవ ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి బోధనలు విని ఖురాన్ చదివి ఈ ముస్లింలు యేసు వారిని నమ్ముతూ ఉన్నారు. అయితే సోదర మహాశిల్లరా, నేటి అంశం ఖురాన్ మరియు బైబిల్ ప్రకారముగా యేసు బోధనల్లో దేవుడు ఎవరు? దీంట్లో ఖురాన్ పరిచయాన్ని క్లుప్తంగా చూశాం, బైబిల్ పరిచయాన్ని కూడాను క్లుప్తంగా చూశాం. అసలు యేసు బోధనల్లో దేవుడు ఎవరు అనే అంశము ఈరోజు చర్చనీయాంశంగా ఎందుకు మారింది? ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంపై చర్చిస్తున్నారు అంటే దానికి ఏదైనా ఒక కారణం ఉండి ఉంటుంది. ఈరోజు దేవుడు ఎవరు అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఏమిటి? దానికే ఒక కారణం ఉంది. అదేమిటంటే, ఉదాహరణకి దేవుడు ఎవరు అని మనం క్రైస్తవ సోదరుల్ని ప్రశ్నించామనుకోండి, క్రైస్తవ సోదరులు దేవుడు ఎవరు అనే ప్రశ్నకి విభిన్న రకాల పరస్పర విరుద్ధ సమాధానాలు మనకి ఇస్తుంటారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవ సోదరులు దేవుడు ఎవరు అనే ప్రశ్నకి యెహోవా మాత్రమే ఏకైక దేవుడు అని సమాధానం చెప్తారు. మరికొంతమంది క్రైస్తవులు యేసు కూడా దేవుడేనండి అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది క్రైస్తవులు అయితే ఆ పైన ఉన్నటువంటి ఆ దేవుడే యేసులాగా భూమి మీదకి వచ్చేశాడు అని కూడా మనకి సమాధానం ఇస్తుంటారు. మరికొంతమంది క్రైస్తవులు అయితే యేసు దేవునిలో ఒక భాగము అని చెప్తారు. మరికొంతమంది క్రైస్తవ సోదరులు అయితే మనకి దేవుడు ఒకడే కానీ ఒకటిలో త్రిత్వం ఉందండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు స్వతహాగా ముగ్గురు దేవుళ్ళు అనే క్రైస్తవులు ఉన్నారు. ఇలా కాదండి, త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు త్రిత్వంలోని మూడు సమభాగాలు అనే చెప్పేటువంటి క్రైస్తవులు ఉన్నారు. మరికొంతమంది క్రైస్తవులు అయితే లేదండి, దేవుడు ముందు తండ్రిలాగా ఆకాశాల పైన ఉన్నాడు, ఆయనే యేసులాగా భూమిదికి వచ్చేశాడు, ఆ యేసు ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా రూపాంతరము చెంది ఉన్నాడని సమాధానం చెప్పే క్రైస్తవులు ఉన్నారు. చూడండి క్రైస్తవ సోదరులారా, మీరు ఈ మాట వినగానే సర్వసాధారణంగా ఒక సామాన్య వ్యక్తికి ఒక ఆలోచన రావచ్చు, అవునండి షఫీ గారు మీరు ఏదైతే చెప్తున్నారో బాగానే ఉంది, క్రైస్తవ సమాజంలో అనేక రకాల బైబిళ్ళు ఉన్నాయని మీరే చెప్పారు. మరి అనేక రకాల దైవ సిద్ధాంతాలు ఉండటంలో పెద్ద విశేషమేముంది? రకరకాల బైబిల్స్ ఉన్నాయి, రకరకాల బైబిల్ చదివి రకరకాల దైవ సిద్ధాంతాలు వచ్చేసాయేమో అనవచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని చదివేటటువంటి క్రైస్తవులలోనే ఇన్ని రకాల దైవ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది మనకి ఆశ్చర్యం కల్పించే విషయం. అయితే దేవుడు ఎవరు అని మనం ముస్లింని ప్రశ్నించామనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి 175 కోట్ల మంది ముస్లింలలో అతడు పండితుడైనా కావచ్చు, అతను పామరుడైనా కావచ్చు, ముక్తకంఠంగా ఒకే సమాధానం ఇస్తున్నారు, దేవుడు ఒక్కడే, అల్లాహ్ అని. సరే యేసు ఎవరు అని మనం ప్రశ్నించామనుకోండి ముస్లింలని, వారు యేసు ఎవరు అనే విషయంలో కూడాను ఏకైక విశ్వాసాన్నే కలిగి ఉన్నారు. భేద అభిప్రాయాలు ముస్లింలలో యేసుని గురించి లేవు. అయితే సోదర మహాశిల్లరా, నా అంశంలో మొదటగా ఖురాన్ నుండి యేసు బోధనలో దేవుడు ఎవరో పరిశీలిద్దాం. ఖురాన్లో 19వ అధ్యాయం పేరు సూర్య మరియం. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ ప్రసంగాన్ని ఆలకించాలని. నేను ఇప్పుడు చెప్పిన విషయము, ఖురాన్ లో 19వ అధ్యాయం పేరు సూర్య మరియం. మరియం ఎవరండి? యేసుక్రీస్తు వారి తల్లిగారి పేరు మరియం. యేసుక్రీస్తు వారి తల్లిగారి పేరుతో ఖురాన్ లో ఒక అధ్యాయం ఉంది, గమనించదగ్గ విషయము. మరి సూర్య మరియం 19వ అధ్యాయంలో ఖురాన్ లో 30వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసు వారు ఇలా చెప్తున్నారు, ఖాలైన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి, ఆతానియల్ కితాబా, ఆయన నాకు దైవ గ్రంథాన్ని ప్రసాదించాడు, వజఅలని నబియా, ఆయనను దైవ ప్రవక్తగా నియమించాడు. ఈశ్వరు ఏం చెప్తున్నారు? నేను దైవ ప్రవక్తగా దేవుడితో నియమించబడ్డాను, ఆ దైవం నాకు దైవ గ్రంథాన్ని ప్రసాదించాడు, నేను ఆ దేవుని యొక్క ఆ అల్లా యొక్క దాసుణ్ణి అని చెప్పి అదే సూర్య మరియంలో 36వ వాక్యంలో ఈశ్వరు ఈ విధంగా తెలియచేయడం జరుగుతుంది. అదేమిటంటే, ఇన్నల్లాహు రబ్బీ వ రబ్బుకుం, నాకు మీకు ప్రభువు అల్లాహ్ మాత్రమే, ఫాబుదూహు, కనుక ఆయన్నే ఆరాధించండి, హజా సిరాతు ముస్తఖీం, ఇదే రుజుమార్గము, ఇదే సరైన మార్గము అంటున్నారు యేసు వారు ఖురాన్ లో. మరియు సూర్య మాయిదా 5వ అధ్యాయం ఖురాన్ లో 72వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్, లఖద్ కఫర అల్లజీనా ఖాలు ఇన్నల్లాహు వల మసీహు ఇబ్ను మరియం, మరియం కుమారుడైన యేసుని దేవుడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వకాలల్ మసీహ్, వాస్తవానికి యేసు ఇలా అన్నాడు, యా బని ఇస్రాయిల్, వ ఇస్రాయిల్ వంశీయులారా, ఉబుదుల్లా, అల్లాని ఆరాధించండి, రబ్బీ వ రబ్బుకుం, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే, ఇన్నహు మైషుక బిల్లాహి, ఆ అల్లాతో ఎవరైతే మీలో భాగస్వాములు నిలబెడతారో ఉమ్మా వాహున్నార్, వారి నివాసం నరకమై ఉంటుంది, ఫకద హర్రమల్లాహు అలాహిల్ జన్నత, అల్లా అలాంటి వారికి స్వర్గాన్ని నిషిద్ధం చేశారు, ఉమ్మా వాహున్నార్, అలాంటి వారి నివాసము నరకమై ఉంటుంది, ఉమ్మా లి జాలిమీన్ మిన్ అన్సార్, అలాంటి వారి దుర్మార్గులకి సహాయం అందించేవారు ఎవరు ఉండరు. ఇది యేసు వారు బోధిస్తున్నారు. మరి ఖురాన్ ని ఇంకా పరిశీలించి చదివితే ఖురాన్ లో 5వ అధ్యాయము సూర్య మాయిదాలో 115నుండి 118వ వాక్యాలు మనం చదివినట్లయితే అక్కడ పునరుత్థాన దినము గురించి, రేపు ప్రళయ దినము గురించి, ప్రశ్నించబడే దినము గురించి అక్కడ ప్రస్తావన ఉంటుంది. సృష్టికర్త అయిన అల్లా యేసుని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగు భాషలో నుండి ఖురాన్ మీరు చదవచ్చు, ఈ విషయము చాలా డీటెయిల్గా ఉంటుంది. అదేమిటి అంటే అల్లా యేసుని ప్రశ్నిస్తున్నారు, ఓ మరియం కుమారుడా యేసు, ఏమి నీవు నన్ను కాదని, నిన్ను నీ తల్లిని దేవుడిగా చేసుకొని మనుజ జాతితో ప్రజలతో బోధించావా అని దేవుడు ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటాడు, వల్లా నువ్వు పరిశుద్ధుడవు, ఏ మాట అనే హక్కు అధికారం నాకు లేదు, ఆ మాట నేను అనలేదు, ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలిసి ఉండేదే, నా మనసులేముందో నీకు తెలుసు, నీ మనసులేముందో నాకు తెలియదు, నువ్వు అగోచర విషయాలని గుప్త విషయాలని తెలిసినటువంటి మహాజ్ఞానివి, నువ్వు ఏదైతే నాకు చెప్పమని బోధించావో అదే నేను ప్రజలతో బోధించాను, అదేమిటంటే ఓ ఇస్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. సోదర మహాశయులారా, ఖురాన్ నుండి మనం చూసినటువంటి ఈ కొన్ని వాక్యాల్లో యేసు బోధనలో దేవుడు ఎవరు అంటే సమాధానం ఏం లభించింది? యేసు బోధనలో అల్లాహ్ మాత్రమే దేవుడు అని, అల్లాను మాత్రమే ఆరాధించాలని, అల్లాకి సమానంగా మరెవరిని భాగస్వాములుగా నిలబెట్టకూడదని యేసు వారు బోధిస్తున్నారు. మరి యేసు వారు అంటున్నారు, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి, నేను ఎప్పుడు కూడా స్వయంగా దేవుణ్ణి ప్రకటించుకోలేదు, మీలో ఎవరైతే అల్లాకి సమానంగా భాగస్వాములను నిలబెడతారో అలాంటి వారికి దేవుడు స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు, అలాంటి వారి నివాసం నరకమై ఉంటుంది, అలాంటి దుర్మార్గులకి సహాయం అందించేవారు ఎవరూ ఉండరు అని ఇది ఖురాన్ స్పష్టంగా ఇస్తున్న సందేశం. ఇక్కడండి సోదర మహాశయులారా, బైబిల్ నుండి యేసు బోధనలో దేవుడెవరో చూద్దాం. బైబిల్లో యేసు బోధనలో దేవుడెవరు అనే విషయాన్ని పరిశీలించే ముందు అసలు యేసు బోధనలకు సంబంధించి, వాటి ప్రాముఖ్యతకు సంబంధించి యేసు వారు ఏం చెప్పారో కాస్త పరిశీలిద్దాం. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు వారు ఇలా చెప్తున్నారు, నా మాట విని వాటి ప్రకారముగా చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇంటి యొక్క పునాది బండ మీద వేయబడి ఉంది కాబట్టి ఆ ఇల్లు కూలలేదు. చూడండి, యేసు వారికి ఉదాహరణ చెప్తున్నారు, ఉపమానం చెప్పి ఒక విషయాన్ని బోధిస్తున్నారు. యేసు వారు ఏది బోధించినా ఉపమానంతోనే బోధిస్తారు. ఇది యేసు వారి స్పెషాలిటీ. ఏమిటా ఉపమానము? మనము సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నాము. వర్షాలు వచ్చేసి, వరదలు వచ్చేసి, సునామీలు వచ్చేసి ఇల్లు కొట్టుకుని పోతే పెద్ద నష్టం ఏమీ కాదు. కానీ మనము కలిగి ఉన్న విశ్వాసం అనే ఇల్లు పరలోకంలో కొట్టుకుని పోయింది అనుకోండి, చాలా భయంకరంగా నష్టపోతాము. యేసు వారు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా మాట విని వాటి ప్రకారముగా చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం అనే ఇల్లు యేసు మాట అనే బండ మీద కట్టుకోవాలి. అలా కాకుండా, లేదండి మా నాన్నగారు చెప్పారు అని నాన్నగారు మాట అనే బండ మీద కట్టుకున్నా, మా పాస్టర్ గారు చెప్పారని పాస్టర్ గారు బోధ యొక్క బండ మీద కట్టుకున్నా, మా స్నేహితుడు చెప్పాడని స్నేహితుడు మాట మీద ఆధారపడి తన విశ్వాసం అని ఇల్లు కట్టుకున్నా, ఆ ఇల్లు కూలబడిపోతుందని యేసు వారు చెప్తున్నారు. మరి యేసు మాట యొక్క ప్రాముఖ్యత, యేసు మాట ప్రకారముగా మన విశ్వాసాన్ని నిర్మించుకోవాలి. ఇక రండి సుత్ర మహాశీలరా, మరి నేటి క్రైస్తవ సమాజంలో ఆ దేవుడే యేసులాగా భూమి మీదకి వచ్చేసాడు అని ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో దీనికి సంబంధించి యేసు వారు ఏం చెప్తున్నారు? పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడే స్వయంగా తానే యేసులాగా భూమి మీదకి వచ్చేశాను అని యేసు వారు బోధిస్తున్నారా? ఇది చూసినట్లయితే యోహాను సువార్త 7:28 చూస్తే యేసు వారు చెప్తున్నారు, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. అంటే ఏమిటి? నేను వేరు, నన్ను పంపినవాడు వేరు. ఇద్దరు కనబడుతున్నారు, వచ్చిన వ్యక్తి, పంపినటువంటి వ్యక్తి. ఆయనే ఈయన కాదు. యోహాను సువార్త 7:16 చూసుకున్నట్లయితే, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను వేరు, నన్ను పంపినవాడు వేరు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:24, నా మాట విని, యేసు వారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చూడండి, స్పష్టంగా యేసు చెప్తున్నారు, ఆయనే నేనులాగా వచ్చేసాను. యేసు వారు అంటలేదు, నేను వేరు, నన్ను పంపినవాడు వేరు అని. స్పష్టంగా ఆ దేవుడు వేరని, యేసు వేరని యేసు బోధన ద్వారా మనకు తెలుస్తుంది. అయితే దేవుళ్ళు ఎంతమందిని యేసు వారు బోధించారు? ఇది మనం చూసినట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో మార్కు సువార్త 12:28-34 చూసినట్లయితే యేసు వారు అక్కడ యూదులతో మాట్లాడుతున్నారు. యూదులు ప్రశ్నిస్తున్నారు, యేసు వారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడికి ఒక శాస్త్రి వస్తారు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నటువంటి ఒక పండితుడు అక్కడికి వచ్చి యేసు సమాధానం చెప్తున్న విషయాలు విని అంటున్నారు, బోధకుడా. యేసుని ఏమని పిలుస్తున్నారు? బోధకుడా, బాగుగా ఉత్తరం ఇచ్చేవి, చాలా బాగా సమాధానం చెప్పావు. అయితే విషయాలన్నిటిలోకెల్లా, ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు. అడుగుతుంది ఎవరండి? సామాన్య వ్యక్తి కాదు, ప్రధానమైన వ్యక్తి. ఎవరు? శాస్త్రి. ఎవరిని అడుగుతున్నారు? యేసు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? సామాన్యమైన ప్రశ్న, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు. అసలు యేసు బోధనలన్నీ మనకి ప్రధానమే. ఆ బోధనలన్నిటిలోకెల్లా ప్రధానమైన, అతి ప్రధానమైన సమాధానం చెప్తున్నారు. చూడండి యేసు వారు, యేసు వారు ఏమంటున్నారు? మార్కు సువార్త 12:29 యేసు వారు సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? షమా ఇజ్రాయేలు అద్నహైను వాద్నైఖద్ అని యేసు వారు అంటున్నారు. దీన్ని తెలుగు భాషలో ఉన్న బైబిల్లో మనం చూసినట్లయితే, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు. గమనించండి, యేసు వారు ఏమంటున్నారు? మీ దేవుడైన ప్రభు అనడం లేదు, మన దేవుడు. అంటే నాకు కూడా దేవుడే. యేసు వారు స్పష్టంగా బోధించారు. యోహాను సువార్త 20:17 మీరు చూసినట్లయితే అక్కడ యేసువారు అంటున్నారు, మరియతో చెప్తున్నారు, తన శిష్యురాలైన మరియతో, నీవు నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని వద్దకి నేను ఇప్పుడు ఎక్కిపోచున్నానని చెప్పు అంటున్నారు. ఎవరి దగ్గరికి? మీ దేవుడే కాదు, నా దేవుడు కూడాను. నా తండ్రియే కాదు, మీకు కూడా తండ్రియే. దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా దేవుడు తండ్రి అని బైబిల్ భాషలో మనకి అర్థమవుతుంది. అయితే ఆ దేవుళ్ళు ఎంతమందిని యేసువారు బోధిస్తున్నారు? దేవుడు అద్వితీయుడు. నేను అనుకుంటాను మన క్రైస్తవ సమాజంలో నాకున్న అనుభవం మేరకు క్రైస్తవ సోదరులు అపోహకు గురైనటువంటి, సరిగ్గా అర్థం చేసుకోనటువంటి పదం ఏదైనా ఉందంటే అద్వితీయుడు అన్న పదం. నేను చాలామంది క్రైస్తవులు నేను అడిగాను, ఏమంటే అద్వితీయుడు అంటున్నారు కదా దేవుడు గురించి యేసువారు, అద్వితీయుడు అంటే ఏమిటి? అంటే కొంతమంది క్రైస్తవులు నాకు సమాధానం చెప్పారు, అద్వితీయుడు అంటే దైవత్వం గలవాడండి అని. చూడండి, సామాన్యమైన విషయము. అద్వితీయుడు అంటే ఏమిటి? ద్విత్వము కానివాడు. ద్విత్వము అంటే రెండు, రెండు కానివాడు ఒకడు. అద్వితీయుడు అన్న పదాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే దీని నుంచి కాసింత వివరంగా మనం చూడాలి. అదేమిటి? అద్వితీయుడు అన్న పదాన్ని అరబీలో ట్రాన్స్లేషన్ చేస్తే అహద్ అన్న పదం వస్తుంది. అహద్, అహద్ అంటే ఒక్కటి అని అర్థము, ఒక్కడు అని అర్థము. అరబీలో వాహెద్ అనే పదం కూడా ఉంది, దాని అర్థం కూడాను ఒకటి అని, ఒక్కడు అని. అదేమిటండి? అహద్ అన్నా ఒకటే, వాహెద్ అన్నా ఒకటే, రెండింటికి ఉన్న తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో గమనిస్తే అద్వితీయుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. వాహెద్ అంటే ఒకటి, ఆ ఒకటిలో భాగాలు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఎన్ని పెన్నులు ఉన్నాయండి? ఇక్కడ ఒక్క పెన్ను ఉంది. వాహెద్ అన్న పదం వాడొచ్చు ఒక్క పెన్ అంటానికి, వాహెద్ పెన్. కానీ ఈ ఒకటిలో భాగాలు ఉన్నాయి, దీనిలో క్యాప్స్ ఉన్నాయి, రిఫిల్ ఉంది, దానిలో ఇంక్ ఉంది, అనేక భాగాలతో కలిసినటువంటి ఒకటి. అహద్ అంటే ఎలాంటి భాగాలకి ఆస్కారములైనటువంటి ఒకటి. అహద్ అన్న పదాన్ని ఉదాహరణ ఎవరికి ఇవ్వగలుగుతామంటే ఎవరికి ఇవ్వలేము, కేవలం దేవుడికి తప్ప. ఆ దేవుడిలో ఎలాంటి భాగాలు లేవు, ఆయన అద్వితీయుడు, ఆయనలో భాగాలు లేవు, ఆయన లాంటి వాడు మరొకడు లేడు, ఆయనతో సరిసమానుడు మరొకడు లేడని అర్థాలు వస్తాయి అద్వితీయుడు అని అంటే. మరి యేసువారు బోధిస్తున్నారు చూడండి, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, రెండు కానివాడు. ఆయనని మీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయనను మాత్రమే ప్రేమించాలి అని యేసువారు చెప్తున్నారు. ఆ తర్వాత నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసువారు చెప్పారు. రెండు ఆజ్ఞలు ఇచ్చారు, ప్రధానమైన ఆజ్ఞలు. వీటికన్నే మించినటువంటి ఇంకే ఆజ్ఞ లేదు అంటున్నారు. ఈ మాటలు విని శాస్త్రి ఏమంటున్నాడు? బోధకుడా, ఆయన ఒక్కడేననియు, ఆయన అద్వితీయుడనియు నీవు చెప్పిన మాట సత్యమే. చూడండి, యేసువారు చెప్పిన మాట, ఆ శాస్త్రి ఏమన్నాడు? నువ్వు చెప్పిన మాట నిజమే, సత్యమే, ఆయనకెలా తెలుసు నిజమని? ఆయన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నటువంటి పండితుడు కాబట్టి చెప్తున్నాడు, నీవు చెప్పిన విషయం సత్యమే. మరి ఆ శాస్త్రి యేసువారితో అన్నారు, ఏదైతే నువ్వు చెప్పావో ఇది సర్వాంగ హోమముల కంటేను, సర్వాంగ బలుల కంటేను ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పగానే శాస్త్రితో ఆ యేసువారు అంటున్నారు, నువ్వు చాలా వివేకంగా ఉత్తరం ఇచ్చావు, నీవు పరలోక రాజ్యానికి బహుదూరముగా లేవు అంటున్నారు. ఏదైతే నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఈ నమ్మకానికి నువ్వు చాలా నిత్య జీవానికి దగ్గరగా ఉన్నావు, పరలోకానికి దగ్గరగా ఉన్నావు. ఓ క్రైస్తవ సోదరులారా, మనము నిత్య జీవాన్ని మనం కోరుకుంటున్నట్టయితే మనం కూడా ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి దూరంగా ఉండనట్లు పరలోక రాజ్యానికి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి యేసువారి దగ్గరికి ఒక అధికారి వస్తారు. అధికారి వచ్చి అడుగుతున్నారు, ఓ సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుడుకు నేనేమి చేయవలను? నిత్య జీవము అంటే స్వర్గము, నేను స్వర్గంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, స్వర్గంలోకి నేను వెళ్ళాలంటే ఏమి చేయాలి అని యేసువారిని అధికారి అడుగుతున్నారు. ఇది ఎక్కడ ఉందంటే బైబిల్లో లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వాక్యాలు ప్రస్తావన ఉంటుంది. మరి చాలా మంచి ప్రశ్న అడిగారు, యేసువారు కూడా జవాబు చెప్పాలి. కానీ యేసువారు అక్కడ జవాబు చెప్పకుండా యేసువారి కోపం వచ్చేసింది. యేసువారు అన్నారు, సత్పురుషుడా అని నన్ను ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరెవడు నువ్వు సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే తప్ప మరెవడు నువ్వు సత్పురుషుడు కాడు, నన్ను సత్పురుషుడు అని ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే, నేను కాను అని అక్కడ అస్పష్టంగా యేసువారు సమాధానం చెప్తున్నారు. అయితే యేసు బోధన ప్రకారంగా దేవుడు ఒక్కడేనని, ఆయన అద్వితీయుడు అన్న విషయం తెలిసింది. మరి ఆ ఏకైక దేవుడు, ఆ అద్వితీయుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నకు యేసువారు సమాధానం ఏం చెప్పారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యంలో యేసువారు అంటున్నారు, యేసువారు భూమి మీద ఉన్నారు, భూమి మీద ఉన్న యేసువారు అన్నారు, భూమి మీద ఎవరికైనా నువ్వు దేవుడా అని పేరు పెట్టవద్దు, భూమి మీద ఎవరికైనా నువ్వు తండ్రి దేవుడా అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకం మందు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో ఉన్నాడని యేసువారు చెప్తున్నారు. అయితే ఇంత స్పష్టంగా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన పరలోకంలో ఉన్నాడని ఇంత స్పష్టంగా యేసువారు బోధిస్తున్నప్పటికీ మన క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సోదరులు దేవుడు త్రిత్వమై ఉన్నాడని విశ్వాసాన్ని కలిగి ఉండి పండితులు విషయాన్ని బోధించుకుంటూ ముందుకెళ్తున్నారు. దేవుడు త్రిత్వమని వారు బోధించడం కోసము అనేక ఉదాహరణలు, అనేక ఉపమానాలు కూడా ఇస్తూ ఉన్నారు. తండ్రి అంటే పరలోకంలో ఉన్న దేవుడు, కుమార అంటే యేసు, పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్, ఈ మూడు కలిపి దేవుడు అని వారు చెప్పడం కోసం కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. వారు ఇచ్చే కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే వారు అన్నారు, ఒక మానవుడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, చూడడానికి ఒకే ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తిలో శరీరం ఉందా లేదా? ఉంది. ఆ వ్యక్తిలో ఆత్మ ఉందా లేదా? ఉంది. ఆ వ్యక్తిలో ప్రాణం ఉందా లేదా? ఉంది. శరీరము, ఆత్మ, ప్రాణము మూడు కలిపి ఒక వ్యక్తి ఎలా తరవైతున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి ఒక దేవుడు అండి. మరొక ఉదాహరణ చూసినట్లయితే, మీరు గుడ్డుని చూసారా? ఉదాహరణ కోడి గుడ్డుని చూసారా? గుడ్డు ఒకటే, కానీ ఆ గుడ్డుని పరిశీలించి చూస్తే పైన తెలుపు రంగులో ఉన్న పెంకుటి పదార్థము, దాని లోపల చందమామ, పసుపచ్చని చందమామ, మరి నీటి లాంటి పదార్థము, ఈ మూడు కలిపి ఒక గుడ్డు ఎలా తయారైందో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి ఒక దేవుడు అండి. మరికొందరైతే సూర్యుని ఉదాహరణగా చెప్పి, సూర్యుడు ఒకటే కానీ ఆ సూర్యుడిలో వేడి ఉంది, వెలుతురు ఉంది, సూర్యుడు అనే పదార్థం ఉంది, ఈ మూడు కలిపి ఒకే ఒక సూర్యుడని, అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకే దేవుడని. మరికొందరైతే నీటి యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. నీరు ఐస్ అడ్డ రూపంలో ఉంటుంది, అంటే ఘన పదార్థంలో ఉంటుంది. ఆ ఘన పదార్థంలో ఉన్న ఐస్ కరిగిపోయి నీళ్లలాగా మారిపోయింది. నీళ్ల రూపంలో ఆ నీళ్లు బాగా వేడైపోతే ఆవిరి రూపంలో మారిపోయింది. అలాగే ముందు దేవుడు తండ్రిలాగా పైన ఉన్నాడు, ఆ దేవుడే కుమారుడు యేసులాగా భూమి మీదకి వచ్చాడు, ఆ యేసే ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా రూపాంతరం చెంది ఉన్నాడని ఇలా రకరకాల ఉపమానాలు, ఉదాహరణలు ఇస్తూ క్రైస్తవ పండితులు బోధిస్తున్నారు సమాజంలో. అయితే ఏ ఒక్క క్రైస్తవ పండితుడు కూడాను త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించడం కోసము యేసు ఈ ఉదాహరణ ఇచ్చారు, యేసు ఈ ఉపమానము చెప్పారని ఏ ఒక్క ఉపమానాన్ని కూడా కోట్ చేయడం లేదు. ఏ ఒక్క ఉపమానాన్ని కూడా కోట్ చేయట్లేదు. యేసు వారు ఈ ఉదాహరణ ఇచ్చారని ఆ ఉదాహరణ చెప్పడం లేదు. కానీ బైబిల్ని పరిశీలించినట్లయితే, బైబిల్లో మత్తయి సువార్త 13:34-35 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ యేసు వారి గురించి, యేసు ఉపమానము లేకయే వారికి ఏమీయో బోధించలేదు అని ఉంది. యేసు శిష్యులకు చాలా విషయాలు బోధించారు, కానీ ఉదాహరణ, ఉపమానం ఇవ్వకుండా ఏ విషయాన్ని బోధించలేదు. మరి పూర్తి బైబిల్లో యేసు బోధనలు చూస్తే అక్కడ ఎక్కడ కూడాను త్రిత్వానికి సంబంధించి ఏ ఒక్క ఉపమానము కూడా లేదు. అంటే యేసు వారి త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించలేదు అని అర్థము. కానీ దేవుడు ఒక్కడు అంటానికి యేసు వారు ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చారు. దాంట్లో చక్కని ఉదాహరణ మనం చూడాలంటే మత్తయి సువార్త 21:33-41 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ ఒక యజమాని యొక్క ఉదాహరణ యేసు వారు ఇస్తున్నారు. ద్రాక్ష తోట యొక్క యజమాని గురించి ఉదాహరణ, దేవుడు ఒక్కడు అంటానికి ఉదాహరణ ఇస్తున్నారు. కానీ ఎక్కడ యేసు వారు త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి ఒక ఉపమానము ఇవ్వలేదు. అయితే సుధర మహర్షులరా, మనం ఎవరికి మొక్కాలి, ఎవరిని సేవించాలి, అంటే యేసు వారు ఏం బోధిస్తున్నారు, దీనికి సంబంధించి మనం చూడాలంటే లూకా సువార్తలో 4:5-8 వాక్యాలు చూసినా కానీ, మత్తయి సువార్తలో 4:9-10 వాక్యాలు చూసినా కానీ అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన కనబడుతుంది. అదేమిటంటే సాతాను, అంటే షైతాను, యేసు వారిని ఎత్తుకుని తీసుకెళ్లిపోయి 40 రోజులు శోధిస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, యేసు వారి విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉంటుంది. అదేమిటా పరీక్ష? ఆ సాతాన్ ఏం చేసింది అంటే, సాతాను యేసు వారిని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటిని చూపిస్తుంది. చూపించి ఆ సాతాను యేసుతో ఏముంటుందంటే, ఈ రాజ్యాలన్నిటి మీద అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, నేను ఎవరికైతే ఇవ్వాలనుకుంటానో వారికి నేను ఇస్తాను. ఓ యేసు, నీవు గనక నాకు మొక్కితివా, నువ్వు గనక నాకు ముఖ్యం అనుకో, నేను ఈ రాజ్యాలన్నిటి మీద అధికారం నేను నీకు ఇచ్చేస్తాను అని సాతాను యేసుతో అంటుంది. సాతాను విశ్వాసాన్ని పరీక్ష పెడుతుంది. మరి అది విన్న తర్వాత సాతానుతో యేసు వారు సమాధానం ఏం చెప్తున్నారు? ఓ సాతానా, పొమ్ము, నీ దేవుడైన ప్రభువునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉన్నది కదా, నేను నీకెందుకు మొక్కుతాను, నిన్నెందుకు సేవిస్తాను అని యేసు సమాధానం చెప్తున్నారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏం పరిశీలించాలి? సాతాను, సాతానికి జ్ఞానం ఉందా లేదా? సాతానికి తెలివి ఉందా లేదా? ఉంది. సాతానికి దేవుడెవరో తెలుసా తెలీదా? తప్పకుండా తెలుసు. ఒకవేళ యేసే దేవుడై ఉంటే సాతానికి తెలుసుంటుందా లేదా? తప్పకుండా తెలుసుంటుంది. ఒకవేళ యేసే దేవుడు అనుకోండి, మరి ఆ సాతాను దేవుణ్ణి ఎత్తుకుని పోయి రాజ్యాలన్నింటినీ చూపించి, భూలోక రాజ్యాలు ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి, నువ్వు నా మొక్కితే నీకే ఇచ్చేస్తానని చెప్పి దేవుడితోనే స్వయంగా సాతాన్ అంటాడా అన్నాడు. అంటే సాతాను దృష్టిలో, సాతాను యొక్క తెలివిలో, తన ఆలోచనలో యేసు దేవుడు కాదు, యేసు క్రీస్తు, యేసు మెస్సయ్య, యేసు ప్రవక్త అనే విశ్వాసాన్ని బోల్తా కొట్టిద్దామని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. యేసు దేవుడని సాతాను ఆ ఆలోచనలో లేదు. సరే, ఒకవేళ యేసే దేవుడు అనుకోండి, యేసే దేవుడైతే యేసు సమాధానం ఏం చెప్పాలి? సాతాను ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయంటే ఏం చెప్పాలి? నేను దేవుడిని నా ఆధీనంలో ఉన్నాయనాలి. ఇంకా పైగా నువ్వు నాకు మొక్కుతే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని సాతాను అన్నప్పుడు యేసు వారు నిజంగా దేవుడే ఉంటే సమాధానం ఏం చెప్పాలి? నేను నీకు మొక్కడమేంటి, నువ్వే నాకు మొక్కాలి, నేనే దేవుణ్ణి అనాలి. కానీ ఏమన్నారు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కవలనని, ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉంది కదా, నేను ఆయనకి సేవిస్తాను, ఆయనకు మొక్కుతాను తప్ప నిన్నెందుకు మొక్కుతాను అంటున్నారు. చూడండి ఎంత స్పష్టంగా బోధ ఉంది. కన్ఫ్యూజన్ ఉందా? ఏమైనా లేదు, స్పష్టమైన బోధ. ఎవరు దేవుడు అన్న విషయం తెలిసిపోతుంది. అయితే సోదర మహాశయులారా, మరి యేసు దేవుడు ఒక్కడేని బోధించారు, ఆ దేవుడే యేసుని మాత్రం బోధించలేదు. కానీ యేసు ఆ దేవుడితో సమానమైన వాడా? యేసు అని ఎప్పుడైనా తన బోధనలో నేను దేవుడితో సమానమైన వాడిని నేను బోధించారా? నేటి క్రైస్తవులు భావిస్తున్నారు దేవుడు యేసుతో సమానమైన వాడవని. యేసు అని ఏమైనా బోధించారా ఇలాంటి విషయాలు? మనం కాస్త చూసినట్లయితే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 29వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు వారు చెప్తున్నారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరికంటే? అందరికంటే గొప్పవాడు దేవుడు. ఒకసారి నేను ఒక క్రైస్తవ సోదరుడితో మాట్లాడుతూ, చూడండి ఇంత స్పష్టంగా ఉంది కదా, యేసువారు స్వయంగా చెప్తున్నారు దేవుడు అందరికంటే గొప్పవాడు అని అంటున్నారు కదా, అందరిలో యేసువారు కూడా ఉన్నారు కదా, యేసు కంటే కూడా గొప్పవాడే కదా అంటే, ఆ క్రైస్తవ సోదరుడు నాకు సమాధానం చెప్పాయంటే, అందరికంటే గొప్పవాడేనండి, అందరిలో యేసు లేడు, యేసు స్పెషల్, యేసు కంటే గొప్పవాడు కాదు, యేసు దేవుడు సమానమే అన్నారు. కానీ బైబిల్ని పరిశీలిస్తే యేసువారు మరొక విషయాన్ని చెప్పారు, అదేమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూసినట్లయితే, నా దేవుడు నాకంటే గొప్పవాడు అన్నారు. స్పష్టంగా చెప్పేశారు, ఇంక కన్ఫ్యూజన్ లేదు, నా దేవుడు నాకంటే గొప్పవాడు, దేవుడు యేసు కంటే గొప్పవాడు, కానీ దేవుడు యేసుకు సమానము, యేసు దేవునికి సమానమని ఎక్కడ యేసువారు బోధించలేదు. అయితే సోదర మహాశయులారా, యేసువారి బోధనలో దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, రెండు కానివాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన్ని మాత్రమే సేవించాలి, ఆయన్ని మాత్రమే మొక్కాలి. మరి ఇది యేసువారి బోధ. మరి యేసువారు ఎవరిని ప్రార్థించారు? యేసువారు తన జీవితంలో ఎవరికి ప్రార్థన చేశారు? ఇది చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని చూసినట్లయితే, యేసు పెందలకడనే నిద్రలేచి, ఇంకా తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే ఇంటి నుండి దూరంగా అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థించుచూ ఉండెను. యేసువారు ప్రార్థిస్తున్నారు ఎవరికి? దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు? తెల్లవారక ముందే. ఈరోజు ముస్లింలు కూడాను తెల్లవారక ముందే లేచి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూసినట్లయితే, అక్కడ ఆ దినములయందు యేసు ప్రార్థన చేయటకు కొండ మీదకి వెళ్ళి రాత్రి గడిపెను. యేసువారు కొండ మీదకి వెళ్ళారు, కొండ మీద రాత్రి మొత్తం గడిపేశారు. ఏం చేస్తూ? నిద్రపోతున్నా? కాదు, ప్రార్థన చేస్తూ. ఎవరికి? దేవుడికి ప్రార్థన చేశారు. స్పష్టంగా యేసువారి దేవుడికి ప్రార్థన చేశారు. అయితే తన దగ్గరున్న శిష్యులకి ఎవరికి ప్రార్థన చేయమని చెప్పారు? ఓ శిష్యులారా, మీరు నాకు ప్రార్థన చేయండి అని చెప్పారా, లేక ఏమి చెప్పారు? ఇది మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూసినట్లయితే, యేసువారు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు మీ తండ్రికి ప్రార్థన చేయండి. తండ్రి అంటే బైబిల్లో దేవుడు అని అర్థం. రహస్యమందున్న మీ దేవుడికి ప్రార్థన చేయండి, రహస్యమందున్న మీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్నారు. అంతేకాని శిష్యులతో నాకు ప్రార్థన చేయండి అని యేసువారు ఎప్పుడూ చెప్పలేదు. అయితే యేసువారు అనేక అద్భుతాలు చేశారని నేను ఇంతకుముందు నా యొక్క ప్రసంగంలో ప్రస్తావించాను. ఖురాన్లో కూడా ఉంది యేసువారు అద్భుతాలు చేశారని. అయితే యేసువారు ఏ అద్భుతము చేసినా కానీ దేవుణ్ణి ప్రార్థించే అద్భుతాలు చేసేవారు. ఉదాహరణకు చూసినట్లయితే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 33నుండి 41వ వాక్యాలు చూసినట్లయితే, లాజరు అనేటటువంటి కుర్రవాడు చనిపోయి ఉంటాడు. చనిపోయినటువంటి లాజర్ని యేసువారు లేపుతారు. ఎలా ఎలా లేపారంటే స్పష్టంగా ఉంటుంది. యేసువారు కలవరపడి తన ఆత్మలో మూలుగుచూ కన్నీరు విడుస్తూ దేవుని ప్రార్థన చేశారు. దేవుడికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లాజరా లెమ్ము అంటే లాజరు లేచి కూర్చుంటాడు, లేచి బయటకు వస్తాడు. అయితే యేసువారు అద్భుతాలు చేసే ముందు దేవుడికి ప్రార్థన చేసే చేశారు. అద్భుతాలు జరిగిన తర్వాత, దేవుడు సహాయం వచ్చేసిన తర్వాత, మరి యేసు ఎవరికి స్తుతులు చెల్లించుకున్నారు, ఎవరిని స్తుతించారు? ఇది మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వాక్యాలు చూసినట్లయితే, యేసువారు తన కనులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును. చూడండి, యేసువారు ఎల్లప్పుడూ మనవి చేసుకుంటున్నారు, దేవుడు ఆ మనవి వింటున్నాడు. యేసువారు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, అప్లికేషన్ దేవుడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాలు చేసే ముందు దేవుడు ఆ ప్రార్థన ఒప్పుకున్నాడు. అందుకే ఈశ్వరు అన్నారు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును అన్నారు. ఆ తర్వాత సుదర మహాశీలరా, యేసువారు అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసినప్పుడు యేసువారి అద్భుతము ద్వారా స్వస్థత పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా, వారు ఎవరిని మహిమపరిచారు? ఉదాహరణకి యేసువారి దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు. యేసువారు ఆయనకి అద్భుతం ద్వారా స్వస్థత కల్పించారు. గుడ్డివాడికి కళ్ళు వచ్చేసాయి. ఆ కళ్ళు తెరవబడిన ఆ గుడ్డివాడు ఎవరిని మహిమపరిచారు? యేసుని మహిమపరిచారా? ఎవరిని మహిమపరిచారు? అద్భుతాల ద్వారా స్వస్థత పొందినటువంటి వారు, ఆ కాలంలో యేసు కాలంలో ఉన్న ప్రజలు యేసు ద్వారా స్వస్థత పొందిన వారు ఎవరిని మహిమపరిచారంటే, లూకా సువార్త 13:11-13 వాక్యాలు చూసినట్లయితే యేసు వారు ఒకసారి సమాజ మందిరంలో కూర్చొని ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అంటే, దాదాపుగా 18 సంవత్సరాల నుండి దయ్యము ఆ స్త్రీని పట్టి ఆ స్త్రీని వేధిస్తూ ఉంటుంది. ఆ దయ్యము, ఏ దయ్యము? బలహీనపరిచేటటువంటి దయ్యము. ఆ స్త్రీని బాగా బలహీనపరిచేస్తుంది. ఆ దయ్యము పట్టినటువంటి కారణంగా ఆ స్త్రీ నడుము మొత్తం ముందుకు ఉంగిపోయి ఉంటుంది. చక్కగా నిలబడటం ఆ స్త్రీకి చేత కాదు. యేసువారు బోధిస్తూ ఆ స్త్రీని చూస్తారు. చూసి ఆ స్త్రీని ఇట్రమ్మని పిలుస్తారు. దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీని ఇట్రమ్మని పిలిచి, నిన్ను నీ బలహీనత విడిచిపోయి ఉన్నది అని చెప్పి ఆ స్త్రీ మీద 2 చేతులు పెడతారు. వెంటనే ఆ స్త్రీ చక్కగా నిలబడుతుంది. నిలబడి దేవునికి మహిమపరుస్తుంది. ఎవరికి? యేసుకు మహిమపరచలేదు, దేవునికి మహిమపరిచింది. ఎందుకని? ఆ స్త్రీకి తెలుసు ఈ అద్భుతం జరిగింది దేవుడి వల్ల అని, దేవుడు యేసు ద్వారా అద్భుతం చేశారు అనే విషయం తెలుసు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ అద్భుతాలు చూసినటువంటి వారు ప్రజలు ఉన్నారు చాలా మంది. వారు ఎవరికి మహిమపరిచారంటే, దీనికి మత్తయి సువార్త 15:31 చూసినట్లయితే, గుడ్డివారు చూచుటయును, అంగవిహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, మూగవారు మాట్లాడుటయును చూసినటువంటి జన సమూహము దీనికి ఆశ్చర్యపడి వారు ఏమంటున్నారు, ఇజ్రాయేలు దేవుడైన పరలోకంలో ఉన్న దేవునికి మహిమపరిచారు. ఇక్కడ యేసు వారు అద్భుతాలు చేస్తుంటే ప్రజలేమో దేవునికి మహిమపరుస్తున్నారు. ఎందుకని? ఎందుకంటే బైబిల్ స్పష్టంగా ఉంది. అపొస్తలుల కార్యము 2:22 ఓ ఇజ్రాయేలు ప్రజలారా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏమిటది? దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్యన అద్భుతాలను, మహత్కార్యములను, సూచన క్రియలను దేవుడు చేయించాడు. యేసు చేసే అద్భుతాలు ప్రతిదీ దేవుడు చేయించింది. దేవుడు యేసు ద్వారానే అద్భుతాలు చేయించడం కాదు, ప్రవక్త మొహమ్మద్ సలీస్ వారితో కూడా అద్భుతాలు చేయించారు. యేసు కన్నా ముందు మోషే ప్రవక్తతో అద్భుతాలు చేయించారు, ఏలియా ప్రవక్తతో అద్భుతాలు చేయించారు, ఏలీషాతో అద్భుతాలు చేయించారు. చాలా మంది ప్రవక్తలతో దేవుడు అద్భుతాలు చేయించాడు. అలాగే యేసుతో కూడా అద్భుతాలు చేయించాడు దేవుడు. ఈ విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు అద్భుతాలు చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఈ విషయం మనం గమనించాలి. మన జీవితంలో అద్భుతం జరిగిందనుకోండి, మన జీవితంలో స్వస్థత వచ్చిందనుకోండి, మనము కూడా దేవునికే మహిమపరచాలి. ఇది యేసువారి బోధ. యేసువారి కాలంలో ఉన్న ప్రజలు కూడా ఇదే చేశారు. అయితే యేసువారి జీవితాన్ని పరిశీలిస్తే యేసువారి జీవితంలో చాలా కష్టకాలం కూడా వచ్చింది. చాలా ఇబ్బందులు కూడా యేసువారు ఎదుర్కొన్నారు. వారి జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు యేసువారు ఏం చేశారు? బాగా కష్టాల్లో ఉన్నప్పుడు యేసువారు ఏం చేశారంటే, దీనికి లూకా సువార్తని మనం చదివినట్లయితే 22:42 యేసువారు కొంత దూరం సాగిపోయి నేల మీద పడి తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము. ఈ గిన్నె అంటే ఈ ఆపద, ఏదైతే ఆపద నాకు వచ్చిందో, ఏదైతే ఆపద నన్ను ముంచుకొని వచ్చేసిందో, తండ్రి నీకు సాధ్యమైతే ఈ ఆపద నా నుండి దూరంగా పోనిము, అయినా నా ఇష్ట ప్రకారము కాదు దేవుడా, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే కానిము. కష్టాల్లో కూడా యేసు దేవుణ్ణి ప్రార్థించారు. ఇంకా లూకా సువార్త 22:44 మనం ప్రచురించినట్లయితే అక్కడ యేసువారు వేదన పడి మరింత ఆతృతతో దేవుని ప్రార్థన చేయుచున్నప్పుడు యేసువారి చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువులే ఆయను. అంత ఇదిగా దేవుని ప్రార్థన చేశారు యేసువారు. అయితే సోదర మహాశీలరా, మరి యేసువారు ఎప్పుడైనా నాకు ఈ పని చేసే అధికారం ఉంది, నేను ఏదనుకుంటే అది చేయగలుగుతాను అని ఎప్పుడైనా బోధించారా? అంటే యేసువారు చెప్పినట్టు ఒక బోధ యోహాను సువార్త 5:30 చూసినట్లయితే యేసువారు స్పష్టంగా చెప్తున్నారు, నా అంతట నేను ఏమీ చేయలేను. ఏమంటున్నారు? నా అంతట నేను ఏది పడితే అది చేయగలుగుతాను అనడం లేదు. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తాను. నేను దేవుని చిత్త ప్రకారముగా చేయకూడదునే కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగూరను, కాబట్టి నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే వాక్యాన్ని ఒక నావెల్ చదివినట్టు చదువుకుంటూ, న్యూస్ పేపర్ చదివినట్టుగా చదువుకుంటూ పోతే వాక్యాలు అర్థమవు. పరిశీలించి చదవాలి. ఈ వాక్యంలో రెండు విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటి? యేసు వారు చెప్పారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. మొదటి విషయము. రెండో విషయం ఏమిటి? నేను దేవుని చిత్త ప్రకారముగా చేస్తానే తప్ప నా ఇష్ట ప్రకారముగా చేయను. గమనించండి, ఏదైనా ఒక వ్యక్తి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారముగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాడో ఆ వ్యక్తిని దైవ విధేయుడు అంటారు. అరబ్బీ భాషలో చెప్పాలంటే ఆ వ్యక్తిని ముస్లిం అంటారు. ముస్లిం అంటే ఏమిటి? ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడు చెప్పినట్టుగా జీవితాన్ని గడుపుతాడో ఆ వ్యక్తిని ముస్లిం అంటారు. యేసువారు అంటున్నారు, నేను నా ఇష్ట ప్రకారముగా చేయదలుచుకోవడం లేదు, నా తండ్రి ఇష్ట ప్రకారముగానే చేయదలుచుకున్నాను. అంటే యేసు ఈ వాక్యం వెలుగులో ఒక దైవ విధేయుడు, అరబ్బీలో చెప్పాలంటే ఒక ముస్లిం. అయితే సుదర మహాశిల్లరా, ఇక్కడ ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో, అతను హిందూ కావచ్చు, అతను క్రైస్తవుడు కావచ్చు, అతను ముస్లిం కావచ్చు, వీరిలో ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడిగాం అనుకోండి, మీ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏమిటంటే అందరూ ఒకే సమాధానం చెప్తారు. ఏమిటది? కోటీశ్వరుడు అవ్వాలని, పెద్ద హోదా కావాలని కాదు, నాకు స్వర్గం కావాలండి, నాకు మోక్షం కావాలి, నాకు నిత్యజీవం కావాలి. అవునా కాదా? ఇంత బతుకు బతికి నరకంలోకి పోతామా? అదా మన కోరిక కాదు, స్వర్గం కావాలి, నిత్య జీవం కావాలి. యేసువారు మార్గం చూపిస్తున్నారు చూడండి, నిత్య జీవానికి. యేసువారు మార్గం చూపిస్తున్నారు, నిత్య జీవాన్ని ఎలా పొందగలుగుతామో యేసువారు చూపిస్తున్నారు. యేసువారు అంటున్నారు, యోహాను సువార్త 17:3 చూసినట్లయితే యేసువారు అన్నారు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. స్టేట్మెంట్ ఇచ్చేశారు, మీకు నిత్యజీవం కావాలా? ఏం చేయాలి? అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, సత్యదేవుడు, నిజమైన దేవుడైనా ఆయన్ని నమ్మాలి. ఆ తర్వాత ఆ దేవుడు పంపినటువంటి యేసు క్రీస్తుని నమ్మాలి. నమ్మితే నిత్యజీవం. అదేంటండి, దేవుడిని నమ్మాలి, యేసుని నమ్మాలా? ఇద్దరుని ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి? ఇద్దరిని కూడాను కాదు. ఆయన్నేమో రెండు కాని ఏకైక నిజమైన దేవుడు అని నమ్మాలి. యేసుని క్రీస్తు, దేవుడు పంపినటువంటి క్రీస్తు, దేవుడు పంపినటువంటి ప్రవక్త అని నమ్మాలి. ప్రతి కాలంలో కూడాను ఒక వ్యక్తి నిత్యజీవం పొందాలంటే దేవుణ్ణి, దేవుడు పంపిన ప్రవక్తని నమ్మాలి. ఉదాహరణకి మీకు అర్థమవడం కోసం వివరంగా చెప్తున్నాను. యేసు పుట్టక ముందు, యేసువారు పుట్టక ముందు మోషే కాలంలో ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? అద్వితీయుడు సత్యదేవుడు అయిన ఆ దేవుని నమ్మాలి, ఆ దేవుడు పంపిన మోషే ప్రవక్తని నమ్మాలి, అప్పుడే నిత్యజీవం. యేసు కాలంలో ఆ దేవుని నమ్మాలి, ఆ దేవుడు పంపిన యేసు క్రీస్తుని నమ్మాలి, అప్పుడే నిత్యజీవం. ఇప్పుడు ఇప్పుడు మనకు నిత్యజీవం కావాలంటే ఏం చేయాలి? అద్వితీయుడు సత్యదేవుడు అయిన ఆ పై దేవుణ్ణి నమ్మాలి, ఆయన పంపినటువంటి చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మాలి, అప్పుడే నిత్యజీవం. ఇది నిత్యజీవం పొందాలంటే యేసు వారు ఇస్తున్నటువంటి మార్గం. ఇంకా చూడండి, యేసు వారు మీకు గ్యారంటీగా స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నారు. చూడండి, గ్యారంటీగా చెప్తున్నారు. ఏంటి ఆ వాక్యము? యోహాను సువార్త 5:24 చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నారు యేసువారు? నా మాట విని, యేసువారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అలాంటి వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోయినాడని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. డౌట్ లేకుండా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను. ఏమిటది? నేను డౌట్ లేకుండా చెప్తున్నాను. ఆ వ్యక్తి నరకంలో నుంచి స్వర్గంలోకి వచ్చేసాడు, ఆ వ్యక్తి స్వర్గవాసుడైపోయాడు. ఏ వ్యక్తి? ఏ వ్యక్తి అయితే యేసు మాట విని యేసును పంపిన దేవుని నమ్ముకున్నాడు. ఇది యేసు వారి బోధ. అయితే ఆ ఏకైక దేవుణ్ణి యేసు వారు ఏమని పిలిచేవారు? ఆ ఏకైక దేవుణ్ణి యేసు వారు ఏమని పిలిచేవారు? బైబిల్ని మనం చూసినట్లయితే బైబిల్లో యేసు వారు ఆ దేవుణ్ణి దేవా అని పిలిచారు, ప్రభువా అని పిలిచారు, తండ్రి అని పిలిచారు, పరిశుద్ధుడా అని పిలిచారు. ఇవన్నీ కూడా తెలుగు భాషలోని పదాలు, తెలుగు భాష యేసువారికి రాదు. కానీ యేసువారు మాట్లాడే అరామిక్ భాష ఉంది. అరామిక్ భాషలో ఉన్నటువంటి యేసు పిలిచిన ఒక పిలుపుని బైబిల్ అలాగే కోట్ చేశారు. యేసువారు అన్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని అంటున్నారు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అంటున్నారు. ఏమన్నారు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఏలోయి ఏలోయి నాదేవా నాదేవా ఏలోయి ఏలోయి అని పిలుస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అరబీ భాషలో చూసుకున్నట్లయితే ఎల్లై ఎల్లై లమా సబక్తాని అని ఉంటుంది. అరామిక్ భాష ఒక భాష ఉంది, ఇటు అరబీ భాష మరో భాష ఉంది. అరబీ భాష, అరామిక్ భాష, అరబీ భాష రెండు అతి దగ్గర పోలిక ఉన్నటువంటి భాషలు, సిస్టర్ లాంగ్వేజెస్ అంటారు. అరబిక్ భాషలో ఏసారు ఏమన్నారు? అల్లై అల్లై లమా సబక్తాని అన్నారు. దీన్ని అరబీ భాషలో మారుస్తే అల్లాహ్ అల్లా లమా తరఖ్తాని అని ట్రాన్స్లేషన్ అవుతుంది. ఏసువారు ఆ దేవుని అల్లై అని అల్లా అని పిలిచారు. అయితే సోదర మహాశిలారా, మరి ఏసువారు ఇంత స్పష్టంగా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, నేను దేవుణ్ణి కాదు, ఆ దేవుణ్ణి ఆరాధించండి అని ఇంత స్పష్టంగా యేసువారు బోధించిన తర్వాత కూడాను, గమనించాలి, యేసువారు స్పష్టంగా దేవుడు ఒక్కడే అని బోధించారు. ఇంత స్పష్టంగా యేసువారు బోధించిన తర్వాత కూడాను నేటి మన క్రైస్తవ సమాజంలో దేవుడు ముగ్గురు ఉన్న ఆలోచన ఎలా వచ్చేసింది? నేటి మన సమాజంలో యేసు దేవుడు ఉన్న ఆలోచన ఎలా వచ్చేసింది? ఇది మనం కాస్త గమనించినట్లయితే యేసువారు ఒక ఉపమానం ఇచ్చారు, ఉదాహరణ చెప్పారు. మత్తయి సువార్త 13:25-26, 37-38, 39-38 వాక్యాలు చదివినట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు, గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను అన్నారు. చూడండి, యేసువారు ఉదాహరణ చెప్తున్నారు, మనుష్య కుమారుడు ఈ లోకమనే పొలములో మంచి విత్తనాలు విత్తుతున్నాడు. మనుషులు నిద్రపోయిన తర్వాత సాతాను వస్తాడు, మంచి విత్తనాల మధ్యలో చెడు విత్తనాలు గురుగులు విత్తి వెళ్ళిపోతాడు అని చెప్పారు. అంటే గోధుమల మధ్య, మంచి విత్తనాల మధ్య చెడు విత్తనాలు విత్తబడతాయి. చెడు విత్తనాలంటే గురుగులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను అన్నారు. దేవుడు ఒక్కడు అన్నది యేసు చెప్పిన బోధ, ఇది గోధుమలతో సమానము. దేవుడు అద్వితీయుడు అన్నది ఇది గోధుమ, యేసు చెప్పిన మాట. మరి దేవుడు త్రిత్వము, యేసు కూడా దేవుడే, యేసు దేవునితో సమానమైన వాడు అన్నది గురుగులు, విత్తబడినటువంటి విత్తనాలు. ఇది సాతాను విత్తనుండి ఆలోచనలు తప్ప మరి ఏమీ కాదు. అయితే సోదర మహాశయులారా, చివరగా ఇన్ని విషయాలు చూసిన తర్వాత యేసు అన్ని బోధల్లో ఏ ఒక్కసారి కూడాను, తన జీవిత కాలంలో ఏ ఒక్కసారి కూడాను, నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఒక్కసారి కూడా చెప్పలేదు. పూర్తి బైబిల్ పరిశీలించండి, బైబిల్లో నుండి యేసు బోధలు మొత్తం పరిశీలించండి, ఒక్కసారి కూడాను యేసు వారు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. పైగా నేను క్రీస్తుని, నేను మెసయ్యాని అని చెప్పారు. ఇది మీరు చూడాలంటే యోహాను సువార్త 4:25-26 వాక్యాల్లో ఉంటుంది. మరి యేసు వారు నేను ప్రవక్తని అని చెప్పుకున్నారు. ఇది మీరు చూడాలంటే మత్తయి సువార్త 13:57 వాక్యంలో, మార్కు సువార్త 6:04 వాక్యంలో కనబడుతుంది. అయితే ఎవరైతే ఈ యేసు బోధ వినకుండా, యేసు మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే చేస్తారో వారికి కలిగే పర్యవసానం ఏమిటంటే యేసు వారు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 7:26 వాక్యంలో యేసు వారు చెప్తున్నారు, నా మాటలు విని వాటి ప్రకారముగా చేయనటువంటి ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇంటి యొక్క పునాది ఇసుక మీద వేయబడి ఉన్నది కాబట్టి ఆ ఇల్లు కూలిపోయెను, దాని యొక్క పాడు బహు గొప్పదాయను అంటున్నారు. ఎవరైతే నా మాట విని వాటి ప్రకారంగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారో, నేను దేవుడు ఒక్కడు అద్వితీయుడు అని చెప్పాను. మీరు దేవుడు ఒక్కడు అద్వితీయుడు అని నమ్మకుండా దేవుడు త్రిత్వం అని నమ్మారా? అలా ఇష్టం వచ్చేట్టుగా చేసుకుంటే మీరు మీ విశ్వాసం అనే ఇల్లు ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నట్టు పరలోకంలో మీ యొక్క ఇల్లు పడిపోతుంది, పనికిరాదని చెప్పారు. ఇంకా చాలా జాగ్రత్తగా వినండి, అతి ముఖ్యమైన ఒక విషయం తెలియజేస్తున్నాను. యేసువారు చెప్తున్నారు 2 యోహాను 8:9-10-11 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయం ఉంటుంది. అదేమిటి? యేసు మాటలు విని యేసు మాటల యందు నిలిచి ఉండకుండా ఆ మాటలను వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడు, యేసు మాటలు విన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి యేసుని నమ్మినటువంటి వాడు. మరి ఎవరైనా కానీ ఒకడు యేసు మాటలను కాకుండా తన సొంత మాటలు తీసుకుని మీ వద్దకు వస్తే అలాంటి వ్యక్తిని మీ ఇంట చేర్చుకొనవద్దు. యేసు మాటలు కాకుండా ఇతర మాటలు తీసుకుని మీ వద్దకు వస్తే మీరు వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అతనికి శుభమని కూడా చెప్పవద్దు, అతనికి శుభము వందనాలు అని చెప్పవద్దు. ఒకవేళ మీరు అలాంటి వారికి శుభం అని చెప్తే, అలాంటి వారికి వందనాలు అని చెప్తే, వారి దుష్టక్రియలో మీరు కూడా పాలివారగుతారు, పాలు పంచుకున్న వారైతారన్నారు. కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉంది, యేసు బోధన ప్రకారమే మన జీవితం గడపాలి. కాబట్టి చివరగా సోదర మహాశైలరా, హురాన్ మరియు బైబిల్ ప్రకారముగా యేసు బోధనలో దేవుడు ఎవరు అంటే ఏం తెలిసింది? ముందుగా హురాన్ ప్రకారముగా, యేసు బోధన ప్రకారముగా అల్లా మాత్రమే దేవుడు అని, అల్లాను మాత్రమే ఆరాధించాలని, అల్లాకి సమానంగా ఎవరిని భాగస్వాములుగా నిలబెట్టకూడదని, యేసు కూడా ఆ ఒక్క అల్లానే ఆరాధించారని, యేసు ఆ దేవుని యొక్క దాసుడని, ఎవరైతే దేవునికి సమానంగా భాగస్వాములు నిలబడతారో వారు స్వర్గానికి నిషిద్ధం చేయబడ్డారు, వారి నివాసం నరకమై ఉంటుందని ఖురాన్లో తెలుసుకున్నాం. బైబిల్ వెలుగులో మనకి తెలిసిన విషయాలు ఏమిటండి? బైబిల్ వెలుగులో యేసు బోధనల ప్రకారంగా మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే, దేవుడు ఒక్కడే, జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆ ఒక్క దేవుడు పరలోకంలో ఉన్నాడు. యేసు ఆ దేవుడితో సమానమైన వాడు కాదు, ఆ దేవుడు యేసు కన్నా గొప్పవాడు. ఆ దేవుడే యేసులాగా వచ్చేశారు అన్నది సరైన విశ్వాసము కాదు. యేసు వారు తన జీవిత కాలంలో దేవుణ్ణే ప్రార్థించారు, ప్రజలకి దేవుడికే ప్రార్థన చేయమని చెప్పారు. యేసు వారు అద్భుతాలు చేసేటప్పుడు ఆ దేవుడికే ప్రార్థన చేశారు. దేవుడి నుండి సహాయం పొందిన తర్వాత ఆ దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు. దేవుడి అద్భుతాలు చూసి, దేవుడు యేసు ద్వారా చేసిన అద్భుతాలు చూసి ప్రజలు దేవుణ్ణే మహిమపరిచారు. కష్టకాలంలో ఉన్నప్పుడు యేసువారు ఆ దేవుడి మీదనే ఆధారపడ్డారు, దేవుడితోనే సహాయం కోరారు. యేసువారు చెప్పారు, నా అంతటా నేను ఏమీ చేయలేనన్నారు. యేసువారు నిత్య జీవము, స్వర్గం గురించి గ్యారంటీ ఇచ్చారు. ఎవరైతే యేసు మాట విని దేవుని నమ్ముకున్నవాడు స్వర్గంలోకి వెళ్తారని చెప్పారు. ఆ దేవుని యేసువారు ఎల్లై అల్లా అని పిలిచినట్టుగా ఆధారాలు కనబడుతున్నాయి. ఉదాహరణకి నేడు బైబిల్ చూసినట్లయితే, బైబిల్ దాదాపుగా 2000కు పైగా భాషల్లో అనువాదం చేయబడి ఉన్నది. తెలుగు భాషలో, కన్నడలో, తమిళ్లో, ఈ విధంగా 2000కు పైగా భాషలు, అలాగే అరబీ భాషలో కూడా అనువాదం చేశారు. అరబీ భాషలో అనువాదం చేయబడినటువంటి బైబిల్ని మనం చూస్తే, ఎక్కడెక్కడైతే తెలుగు భాషలో దేవుడు దేవుడు దేవుడు అని కనబడుతుందో, అక్కడక్కడ అరబీ భాషలో అల్లాహ్ అల్లాహ్ అల్లా అని ట్రాన్స్లేషన్ చేశారు. ఎవరండి? ముస్లింలా కాదు, బైబిల్ పండితులే. అంటే బైబిల్ పండితుల దృష్టిలో దేవుడు అంటే అరబీ భాషలో అల్లా అని అర్థము. ఇది ఒక విషయం. మరో విషయం, అరబ్ దేశాలు ఉన్నాయి కదండి, అరబీ మాట్లాడే దేశాలు. ఆ దేశాలలో కూడా క్రైస్తవులు ఉన్నారు, అరబ్ క్రిస్టియన్స్, అరబ్ క్రైస్తవులు ఉన్నారు. వారికి తెలుగు భాష రాదు, వారు అరబీ మాట్లాడతారు. వారు దేవుడు అని పిలవాలంటే అల్లాహ్ అని పిలుస్తారు. దేవునికి కృతజ్ఞత తెలపాలంటే అల్హమ్దులిల్లా అంటారు. వారు అరబీ భాష మాట్లాడుతున్నారు. కాబట్టి సోదర మహాశయులారా, మన దగ్గర భాషల మధ్య తేడా ఉంది కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టతరమవుతుంది. కానీ ఈ విషయాన్ని మీరు గమనించండి, దేవుడు అన్నా అల్లా అన్నా ఒకటే. యేసూరు ఎల్లై ఏలోయి ఏలి అని పిలిచారు. ఆ దేవుడే అరబీలో అల్లాలాగా పిలువబడుతూ ఉన్నాడు. అరామిక్ భాష, యేసువారు మాట్లాడే అరామిక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని చూసినట్లయితే, ఇది అరామిక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ యొక్క మొదటి గ్రంథము, ఆది కాండము, మొదటి అధ్యాయము, మొదటి వచనము, మొదటి పేజీ ఇక్కడ మీకు కనబడుతుంది. ఈ అరామిక్ భాషలో ఉండే బైబిల్ దీంట్లో, ఇది కూడా ఎడమవైపు నుంచి కుడి వైపుకు రాస్తారండి. అరామిక్ భాష కూడా అరబీలాగా, ఉర్దూలాగా. అయితే దీంట్లో మొదటి వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ సర్కిల్ చేయబడి ఉంది, గుండ్రంగా నేను చుట్టి ఉన్నాను. అది అల్లాహ్ అన్న పదము అరబీ భాషలో. కాబట్టి సుధర మహాశయులారా, యేసు బోధనలో దేవుడు ఒక్కడే, ఆయన్ని అల్లాని ఏలి అని ఎల్లా అని పిలిచారు. ఆ దేవుడినే మనం విశ్వసించాలి, ఆ దేవుడి మీదనే ఆధారపడాలి. కాబట్టి నేటి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్లోని 5వ అధ్యాయము 72వ వాక్యం యొక్క అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లఖద కఫర అల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల మసీహు ఇబ్ను మరియమ్ వ ఖాల అల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్ ఉబుదుల్లా రబ్బీ వ రబ్బుకుమ్ ఇన్నహు మన్ యష్కురు బిల్లాహి ఫఖద హర్రమ అల్లాహు అలైహి అల్ జన్నత వ మా వాహున్ నార్ వ మా లిల్ జాలిమీన్ మిన్ అన్సార్. దీని యొక్క తెలుగు అనువాదాన్ని చూసినట్లయితే, మరియం కుమారుడైన ఏసే దేవుడు అని అన్నవారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మరియం కుమారుడైన యేసు ఇలా అన్నాడు, ఏమన్నాడు? ఓ ఇస్రాయేల్ వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు దేవుడే, మీకు దేవుడే. మీలో ఎవరైనా అల్లాకి సమానంగా భాగస్వాములు నిలబెడితే అల్లా వారికి స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు, నిత్య జీవాన్ని నిషిద్ధం చేశాడు. అలాంటి వారి నివాసం నరకమై ఉంటుంది. అలాంటి దుర్మార్గులకి సహాయం అందించేవాడు ఎవరూ ఉండరు. వాహురద్దావునా అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. మీరు ఇంతవరకు సోదరుడు షఫీ గారు ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ గారి యొక్క ఆధారపూరితమైన ఖురాన్ మరియు బైబిల్ ప్రకారము తులనాత్మక సందేశాన్ని విన్నారు. సృష్టికర్త అయిన అల్లాహ్తో నేను ప్రార్థించేదేమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారికి మరింత శక్తిని మరింత జ్ఞానాన్ని ప్రసాదించి వారి యొక్క సేవలను స్వీకరించుగాక. ఆమీన్. మరి మీ అందరి కోసము ఒక సుమతిర ఆధ్యాత్మిక గేయాన్ని వినిపించవలసిందిగా సోదరుడు దావూద్ గారిని నేను వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు దావూద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరలండి మరలండి మరలండి మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఇహ పరాల ప్రభు వైపు, మరలండి ఏకమై ఆ దేవుడి వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు, మరలండి మరలండి మరలండి. మనలను మన పూర్వులను సృష్టించిన ఆ మన ప్రభు వైపు, భూమిని ఆకాశాలను సృష్టించిన ఆ మన ప్రభు వైపు, ఆకాశము నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్నో పండునట్టు చేసి మనకు ఉపాధి కల్పించిన మన ప్రభు వైపు మరలండి మరలండి మరలండి మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఇహ పరాల ప్రభు వైపు, మరలండి ఏకమై ఆ దేవుడి వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు. మరలండి మనలను మన పాపాలను క్షమించే ఆ మన ప్రభు వైపు, శిలవంటి పలు హృదయాలను కరుణించే ఆ మన ప్రభు వైపు, రక్షణ ఇచ్చి నరకం తప్పించి శాశ్వతమగు స్వర్గానికి అర్హులుగా చేసి కారుణ్యపు కిరణాలను ప్రసరించే ప్రభు వైపు మరలండి మరలండి మరలండి మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఏకమై ఆ దేవుడి వైపు, మరలండి ఇహ పరాల ప్రభు వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు. ప్రవక్తలు వారి ప్రియబోధలు సనాత ధర్మశాస్త్ర నియమాలను, ఆరాధన దాన ధర్మ ఉపవాసములు వీడకండి. ప్రవక్తలు వారి ప్రియబోధలు ఆరాధన దాన ధర్మ ఉపవాసలు వీడకండి. విశ్వాసము కలిగి సందేశము అందించి మోమినులై మెలగండి. అంకితమై మరలండి ఆ మీ ప్రభు వైపు మరలండి మరలండి మరలండి మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఏకమై ఆ దేవుడి వైపు, మరలండి ఇహ పరాల ప్రభు వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు. అల్హమ్దులిల్లాహ్. దేవునికి స్తోత్రం. జజాకల్లా ఖైర్. మీరు ఇంతవరకు సోదరుడు దావూద్ యొక్క సుమధుర ఆధ్యాత్మిక గేయాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిఎస్సి జయకుమార్ పాస్టర్ గారు, చైర్మన్ సిఎస్ఐ వారిని మైక్ మీదకు వచ్చి ఈ కార్యక్రమం గురించి వారి యొక్క సందేశాన్ని అందిస్తానని నేను భావిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాను దినారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలను తేక అదృష్టంలోనే తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నీకే కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ఇంత గొప్ప తరుణము ఆధిక్యత ఈ జగిత్యాల టెంపుల్ ఆఫ్ టౌన్ మొన్నటి దినమున, మరి పోయిన నెలలో, ది జగిత్యాల ఇస్ నాట్ ఓన్లీ ట్రేడ్ బిజినెస్ వ్యాపారమే కాదు, కానీ జగిత్యాల టౌన్ అనేది టెంపుల్ టౌన్గా మార్చబడ్డది. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, మరి క్రైస్తవులు ఎంతో ఔన్నత్యతో మరి యొక్క సావాసం కలిగి ఆత్మీయ రీతిగా కూడా ఎంతో ఎదుగుతున్నారనేది సాక్షి పేపర్లో వారు ఇచ్చింటున్నారు. మరి ఇది నాకు నిజంగా ఎంతో ఇది గొప్ప అమూల్యమైనటువంటి తరుణము. మరి దేవుని గురించి మరి బైబిల్ ఈ ఖురాన్ ఏం చెప్తున్నదని మరి షఫీ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులకు మీకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇప్పుడు విన్న రీతిగాను సమయం ఎంతో ఆలస్యం అయిపోయింది. నవ్ దిస్ ద లాస్ట్ అవర్ అనగా క్యా బోల్తే ఏక్ తర పేట్ మే చువే బాగే తో అబ్ భాషన్ కోన్ సుంతా హే. సమయం చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా కొన్ని నిమిషాలు కూడా ముగిస్తాను. మరి వారు చెప్పినటువంటి విషయాలు ఎంతో అమూల్యమైనటువంటి సత్యాలు. మరి దేవుడు ఈ సత్య దేవుడు ఒకటి నేను తెలియజేస్తాను. మరి యేసు క్రీస్తు వారు చెప్పిన రీతిగాను మరి ఖురాన్ యొక్క అదే రీతిగా బైబిల్ కూడా చూసినట్టే వారు ఎక్కడి నుండి చాలా మంది యొక్క విభిన్న అభిప్రాయం ఏంటనగా ఇది వేరే ప్రాంతం నుండి వచ్చింది, తెల్లవారు మనకు నేర్పించినారు మతం అని అనగా ఆ యొక్క రాంగ్ నెగిటివ్ థాట్ ఉంది. ఏంటనగా ఈ యేసుక్రీస్తు పుట్టి పెరిగింది ఆసియా కాండంలో, ఇజ్రాయెల్ యెరూషలేములో, కానీ ఇది వార్త మొట్టమొదటి ఎక్కడికి తాకిందండి? యూరోపియన్ కంట్రీస్ వారు నమ్మినారు, తర్వాత వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళింది, అక్కడ నమ్ముకున్న తర్వాత తిరిగి మన భారతదేశానికి మూడోసారి ఇక్కడికి వచ్చింది. అనగా ఇక్కడే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆ సత్యాలను మనం విన్నాము. ఇస్ ద ప్రాఫెట్ గా ప్రవక్తగా అని వారు చెప్పినారు. మరి వాక్యంలో చూసినట్టయితే ఆది కాండంలో ఈ దేవుడు మరి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, ది గాడ్ క్రియేటర్, మరి దేవునికి రూపం అనేది లేదు. మరి గాడ్ ఇక్కడ చూసినట్టే ఈజ్ ఎ ఇన్విజిబుల్ గాడ్, దేవునికి ఒక రూపం రంగు అనేది ఉండదు. కానీ మనము ఐకాన్స్, వీఆర్ మేకింగ్ దట్ పిక్చర్స్, దాని ఇమేజెస్ పటాలు చేసుకుని ఈ రీతిగా దేవుడు ఉంటాడని మనము పూజిస్తున్నాం. కానీ దేవునికి రూపం అనేది లేదు. ఈజ్ ఎ ఓమ్నిపోటెంట్ గాడ్, ఓమ్ని సైన్స్ గాడ్ అండ్ ఓమ్ని ప్రజెన్స్ గాడ్. ఇస్ ప్రజెన్స్ ఇస్ ఎవ్రీవేర్, ఎంటైల్ దిస్ టోటల్ కాస్మోస్ అండ్ ది టోటల్ యూనివర్స్. అండ్ జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ హీ హాస్ డైడ్ ఫర్ టు సేవ్ ది టోటల్ కమ్యూనిటీ, టు ది టోటల్ హ్యూమానిటీ, ఫర్ ది టోటల్ కాస్మోస్. ఈ సర్వ మానవాళిని రక్షించటకు యేసు క్రీస్తు ద్వారా తన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు, అనగా ఆది అందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే సత్య సంపూర్ణ రీతిగా శరీరధారిగా మానవ రీతిగా మన మధ్యలోకి వచ్చి మరి యేసుక్రీస్తు యొక్క జన్మము మనకందరికి తెలిసినటువంటిదే. కన్యకు పుట్టినటువంటి ఆ దేవుడు మరి ఈ లోకంలో ఇక్కడ చూసినట్లయితే ఇది శాశ్వతం కాదు. కానీ మనమందరం కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్ళినప్పుడు కూడా ఫైనల్ ఒకే మతము, ఒకే కులము, అంతా ఒకే. మరి దారి తప్పిపోయినటువంటి గొర్రెలే వలె కాపరి ఒక్కడే, మంద ఒకటే, గొర్రెలు ఒకటే. కానీ మనము వేరు వేరు మార్గాల్లో మనం వెళ్తున్నాము. బట్ ఫైనలీ ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది రోమ్. ఏ మార్గంలో వెళ్ళినా కానీ ఆ మోక్ష మార్గానికి వెళ్ళుటకు అనేక మార్గాలు మనం వెళుతున్నాము. ఆ రీతిగా చూడితే ఈ లోకంలో అనగా ఈ లోకము శాశ్వతం కాదు. దిస్ వరల్డ్ ఇస్ ఎ టెంపరల్ వరల్డ్ బట్ అవర్ పర్మనెంట్ వరల్డ్ ఇస్ ఇన్ ది హెవెన్ దట్ ఈస్ యేసు క్రీస్తు ద్వారా. యేసు క్రీస్తు చెప్పిన నేనే సత్యమును మార్గమును జీవమును, అనగా నా తండ్రి ఈ లోకానికి పంపించిన రీతిగాను నేను కూడా మిమ్మల్ని పంపుతున్నానని మన శిష్యులు. ఇది సర్వ మానవాళికి, ఏ కులము, ఏ గోత్రము, ఏ మతము కాదు, సర్వ మానవాళికి గాడ్ హెస్ గివెన్ దిస్ గాస్పుల్, ది గుడ్ న్యూస్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ. ఇది ప్రతి ఒక్కరి. కానీ ఈ దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అనగా దొంగ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫెట్స్ కూడా వస్తున్నారని ఇట్ హాస్ రిటన్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ది బైబిల్. వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. బట్ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ప్రేమ పూర్వకంగానే మనకు నేర్పించుంటున్నాడు. కాబట్టి అదే ప్రేమ సందేశాన్ని మనం అందరినీ కలిసి ఈ లోకంలో, మరి ఈ లోకము శాశ్వతం కాదు, కానీ ఇక్కడ ఇప్పుడు మనం విన్నటువంటి సత్యాలు యేసుక్రీస్తు, మనం ఎక్కడున్నాము, ఉన్నాము. వీఆర్ ఇన్ ది 21st రెనెగేడ్ రెబెలియస్ జనరేషన్. ఈ సమయంలో వీఆర్ ఇన్ ది ఎడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, చివరి ఘట్టంలో మనం ఉంటున్నాము ఈ కంప్యూటర్ యుగంలో. టుడే మాస్ పీపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై టీవీ. ప్రపంచమంతా కూడా ఈ టీవీ ద్వారా కోట్లాది మంది ప్రజలు సరైనటువంటి మార్గంలో అనగా నడవలేకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళి వారు పతనమైపోతారు. అందుకనే యేసుకు చెప్పినాడు, మరి నా తండ్రి జీసస్ టుక్ ది ఫామ్ యాజ్ ఎ సర్వెంట్, తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తండ్రి ఎల్లప్పుడు కూడా వారు చెప్పిన రీతిగాను, తండ్రి నిశ్చితమైతే ఈ కార్యం చేయము, తండ్రి నిశ్చితమైతే అద్భుతం చేయము, తండ్రి నిశ్చితమైతే స్వస్థత పరచమని తండ్రిని అనగా యాజ్ రిప్రజెంటింగ్ హిస్ ఫాదర్, బికాస్ వితౌట్ ఫాదర్ ఐఎమ్ నాట్ అలోన్, ఐ కాంట్ డూ, బట్ యు ఆర్ సీకింగ్ ఆల్వేస్ ది హెల్ప్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్, చివరి అనగా తుది శ్వాస మరి ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేంత మటు కూడా తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చినాడు. ఈ టుక్ ది ఫామ్ ఆఫ్ ది సర్వెంట్, మనకు సేవ చేయటకు. ఈ సెడ్ ఐ కేమ్ టు సర్వ్ యూ బట్ ఐ హావ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్, నేను సేవ చేయనకు వచ్చినాను కానీ సేవ చేపించుకుంటూ రాలేదు. ఐ కేమ్ టు మినిస్టర్ బట్ నాట్ టు బి మినిస్టర్డ్ అని యేసుక్రీస్తు చెప్పినాడు. కాబట్టి ఆ సూక్తులు ఆ బోధలు మనం చూసినట్టయితే ఆ కొండ మీద బి యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా మానవులము, మరి క్రీస్తుని అంగీకరించినటువంటి మా నా తండ్రిని పంపించినటువంటి వారు, మరి నా తండ్రిని నమ్మినట్టయితే మీరు నన్ను నమ్ముతారు, నన్ను నమ్మినట్టయితే అనగా ఈ హోలీ స్పిరిట్ నమ్ముతారు. ఈ మూడు దీస్ త్రీ పీపుల్ ఆర్ నాట్ ది పర్సనాలిటీస్, నాట్ ద త్రీ పీపుల్ బట్ ద త్రీ క్వాలిటీస్ వీ కెన్ సీ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏమంటారు, నేనే మార్గంలో సత్యం, కాబట్టి నా తండ్రి చేసినటువంటి పనులు మీరు నమ్మినట్టయితే నన్ను కూడా నమ్మాలి. కాబట్టి దిస్ ఇస్ ద ట్రూత్ అనగా దిస్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రమ్ ఆల్ సోర్ట్స్ ఆఫ్ అనగా మిస్అండర్స్టాండింగ్స్. ఇవన్నీ కూడా మనం సత్యాన్ని వారు చెప్పిన రీతిగాను ఈ జీవ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని హోలీ బైబిల్ ఖురాన్ ఇదంతా కూడా మనము వేరే వారి మార్గంలో వెళ్ళవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ రాసింది మరి మనోధర్మశాస్త్ర, మ్యాన్ యాజ్ మ్యానిపులేటర్ ఆల్ థింగ్స్ ఆల్ దీస్ థింగ్స్. మనోధర్మశాస్త్ర రాసినాడు, ఏ బైబిల్లో ఏ ఖురాన్లోనే కానీ ఏ భగవద్గీతలోనే కానీ దేవుడు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని వర్గాలు పెట్టుకోవాలని దేవుడు ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. బట్ దిస్ ఆల్ ఆర్ వెల్ మ్యానిపులేటెడ్ బై ది మ్యాన్. మనోధర్మశాస్త్ర మానవు రచించినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని మానవులు వారికి అనుకూలంగా విత్ సెల్ఫిష్ మోటివ్స్ ఇతరులను అడగదొక్కనికి ఇవన్నీ కూడా చేసి పెట్టి ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి వీఆర్ టు సీ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, మరి వీటన్నింటి కూడా సత్య దేవుడు వన్ హాజ్ క్రియేటెడ్ దిస్ హోల్ వరల్డ్ ది క్రియేటర్ గాడ్. ఒక ఫిలాసఫర్ ఏమంటారంటే అనగా బానుఫర్ ఏమంటారంటే, వెన్ ద క్రియేటర్ గాడ్ గెట్స్ యాంగ్రీ అపాన్ హిస్ ఓన్ పీపుల్ హౌ కెన్ యూ క్వశ్చన్ దట్ వై గాడ్ హాజ్ లైక్ డన్ లైక్ దిస్. అనగా సునామీ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, ఏదో వచ్చినప్పుడు కూడా అది దేవుని చిత్తానుసారంగానే జరిగింది అని మనం తలంచాలి. కానీ సాతాను మనల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసపెట్టి ద డెవిల్ ది సాటన్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, డెవిల్ ఇస్ ద మైటీ బట్ అవర్ గాడ్ ఇస్ ఆల్ మైటీ గాడ్, యు కెన్ సస్టైన్ అండ్ యూ కెన్ డిఫీట్ అండ్ గాడ్ హాస్ గివెన్ దిస్ విక్టరీ టు హ్యూమన్ కైండ్. God has conquered this world victoriously and has given the power and authority to man to rule over and to conquer this world. But unfortunately today man is depending upon a missionary knowledge. Mana gnanam anta kuda robots ku petti we are losing our knowledge and we are losing our identity. Ranu ranu mana ee desham anta kuda chivariki patananiki daggara vastundi. Everything is leading for the destruction. Evaru kuda idi anaga aalochinchadam ledu. For time being we are surviving ani ee satyanni manam grahinchinatate అనగా రియల్ మెస్సేజ్ అనేది యేసుక్రీస్తుని మనం గమనించినట్లయితే. కాబట్టి ఇవన్నీ సూచక్రియలు జరుగుతాయి కానీ బట్ ఇవన్నిటి లోపల మనము దేవుడు చూసేది మనలో దేవుని ప్రజలు చూడాలి. యేసుక్రీస్తు యేసు మసి ఎక్కడ ఉన్నాడు కాదు కానీ పలాని వారిని చూసినట్టయితే నిజంగా దేవుని యొక్క స్వరూపండి, వారి ఇతరులకు సహాయం చేస్తారు, ప్రేమిస్తారని ఆ దేవుణ్ణి మన లోపల చూడాలి. కానీ దేవుణ్ణి మనం చూపెట్టలేము. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సర్వమానవాళ్ళు దీవించి అన్ని మతాలు మంచివే మనకు బోధిస్తారు. కాబట్టి అన్ని మతాల నుండి మనం మంచియే తీసుకోవాలి, కానీ చెడు తీసుకునే అవసరం లేదు. కాబట్టి ఫైనలీ ద గాడ్ ఈజ్ అల్టిమేట్ ఓన్లీ వన్ గాడ్. మరి ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే మతము, ఆ సమయం కూడా వస్తుందనగా అందరు కలిసి ఆ దేవుని ఆరాధించి సర్వ మానవాళ్ళని మన దేవుని ప్రకృతి గొప్ప ఈ మీటింగ్ ద్వారా ఇంకనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకొనొచ్చు. ఉన్నటమైనటువంటి సత్య మార్గంలో నేనే సత్యం ఉన్న మార్గం చెప్పినటువంటి యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడుస్తూ అనేకులను శిష్యులుగా 12 మంది మరి 70 మంది యేసుక్రీస్తు పంపించినట్టుగా ది పీపుల్ వేర్ ద డిసైపుల్స్ లైక్ ది ప్రాఫిట్స్. ప్రవక్తలను దేవుడు పంపించాడు ఎందుకనగా టు ఎవాంజలైజ్ అండ్ టు ప్లాంట్ అండ్ టు ఎంకరేజ్ ద పీపుల్. కాబట్టి దేవుడు ఈ సమయంలో ప్రత్యేకంగా మనందరినీ కూడా మరి దేవుడు దీవించి ఒకే విశ్వాసంలో ఒకే ఐక్యతలో సంతోషంతో సమాధానంతో మరి మనల్ని నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. పాస్టర్ కేఎస్సి జయ కుమార్ గారి అమూల్యమైనటువంటి సందేశాన్ని విన్నారు. నేను మరి పండితుల వారికి పాస్టర్ గారికి దివ్య ఖురాన్ గ్రంథాన్ని బహుకరించడానికి జగిత్యాల అమీరే జమాత్ అబ్దుల్ రషీద్ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాను. ఇన్షాల్లా కొద్దిసేపట్లోనే ప్రశ్నోత్తరాల సమయాన్ని మనం ప్రారంభించబోతున్నాము. ప్రశ్నోత్తరాలకి ముందు మరి వాటి యొక్క నియమ నిబంధనలను నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్షాల్లా మనకున్న చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఈ నియమాలు మీరందరూ తప్పకుండా పాటించాలి. అయితే ప్రశ్నించే వారి కోసం 3 మైకులు ఏర్పాటు చేయడం జరిగింది. సోదరుడు షఫీ గారిని ప్రశ్నించాల్సిన వారు మరి నా కుడి వైపున ఉన్న మైకు 2వ మైకు వద్దకి మరి వారు క్యూలో నిలబడగలరు. అదేవిధంగా సోదరి మండలకు వారి సౌకర్యార్థము సోదరి మండల వద్ద మైకు ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ప్రశ్నలను మరి ఆ మైకు నుంచి అడగగలరు. ప్రశ్నలు అడిగేవారు వారి యొక్క పేరుని వృత్తిని తెలియజేయాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఈనాటి ప్రసంగానికి అంశానికి సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండాలి. వక్తతో వాదోపవాదాలు చేయకూడదు. వక్త మీ ప్రశ్నకు తనకు అనువైన రీతిలో సమాధానాలు చెబుతారు. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగవలెను. సభ నిర్వహణకర్తగా ఏ సమాధానం అయినా ఇవ్వకుండా వారించే అధికారం నాకు ఉంది. ఇప్పుడు మొదటి ప్రశ్న. వాలంటీర్స్తో నేను రిక్వెస్ట్ చేసేది ఏమనగా ప్రతి మైక్ మీద 2 నిలబడగలరు. ప్రశ్న అడిగేవారు మైక్ ముందు రాగలరు, మిగతా వారు వెనక వేచి ఉండవలసిందిగా కోరుచున్నాను. నా పేరు బాబు. బైబిల్లో ఒక ప్రశ్న, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా పరలోక రాజ్యానికి ఎవరు చేరుకోలేడు అనేది ఉంటుంది మేడం. దాని గురించి మార్గం ఎవరు సృష్టికర్త చేరుకోవాలంటే? సోదరుడు ఒక ప్రశ్న అడిగారు, యేసువారు బైబిల్లో నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకి రాడు అని చెప్పారు కదా, మరి తండ్రి వద్దకు పోవాలంటే యేసు ద్వారానే వెళ్ళాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సోదరుడు అనే ప్రశ్న ఏదైతే అడిగారో ఇది యోహాను స్వార్తలో 14:6 వాక్యంలో ఉంటుంది. అక్కడ ఈశ్వరు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఇంతకుముందు పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు కూడాను వారి వారి యొక్క ప్రసంగంలో ఇదే విషయం చెప్పారు. ఈశ్వరు నేనే మార్గము సత్యము జీవం అని చెప్పారు కదా అనేసరికి చాలా మంది సోదరులు క్లాప్స్ కొట్టడం నేను గమనించాను. అయితే మీరు ఎప్పుడు ఎక్కడ గమనించినా కానీ చర్చిల మీద ఇదే వాక్యం చాలా కనబడుతుంటుంది, నేనే మార్గము సత్యము జీవమని. ఆటోల మీద క్రైస్తవులు నేనే సత్యము జీవం మార్గం అనేసి ఈ విధంగా ఈ వాక్యాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ వాక్యంలో ఏముంది, ఈశ్వరు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అని చెప్పారా? నేనే దేవుణ్ణి అని చెప్పారా? ఈశ్వరు నేనే దేవుణ్ణి అని చెప్పలేదు మొదటి విషయం. అయితే ఏం చెప్పారు, నేనే మార్గము అన్నారు, నేనే సత్యము అన్నారు, నేనే జీవము అన్నారు. మరి ఈ విషయాన్ని నేను కూడా నమ్ముతున్నాను, ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం గమనించాలి. ఉదాహరణకి ఏసే మార్గము అన్నారు, యేసు నేనే మార్గం అన్నారు, అంటే యేసు ఏదైతే మార్గం చూపించారో అదే సరి అయిన మార్గము అని. యేసు వారు అందుకే అన్నారు నన్ను వెంబడించుడి అన్నారు. యేసు వరకు మార్గంలో వెళ్తున్నారు. ఏంటా మార్గము? దేవుడు ఒకటే నమ్మడము, అద్వితీయుడు నమ్మడము, ఆయన్నే ప్రార్థించడము. తన శిష్యులకు చెప్పారు నన్ను వెంబడించుడి, నా మార్గము నేనే మార్గము సరైన మార్గము. మరి యేసు నేనే మార్గం అంటమే కాదు తన మార్గము ఇరుకైన మార్గం అని కూడా చెప్పారు. మత్తయి సువార్త 7:13-14 వాక్యం చూసినట్లయితే ఇరుకు మార్గములకు ప్రవేశించుడి, నాశనముకు పోవు మార్గము విశాలమైనది, అందులో ప్రవేశించేవారు అనేకులు, మీరు జీవములకు పోవు మార్గము ఇరుకైనది, దానిలో ప్రవేశించేవారు బహు తక్కువ మంది అని చెప్పారు. ఇది మొదటి విషయము. ఏసే మార్గం అంటే యేసు బోధనలు వినటము, యేసు మార్గంలో వెంబడించిన వారు అవుతాము. రెండవ విషయము, యేసు నేనే సత్యం అని చెప్పారు. యేసు ఏదైతే బోధిస్తున్నారో అది సత్యము, యేసు ఏదైతే బోధించారో అది సత్యం, యేసు బోధించిందే సత్యం. అందుకే ఈసారి చెప్తారు యోహాను స్వార్తలో 18:38 వాక్యం చూసుకున్నట్లయితే నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుడుకు పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఎందుకు వచ్చారు? యేసు వారు ఎందుకు పుట్టారు? సత్యమును గురించి సాక్ష్యమిచ్చుడుకు పుట్టారు. అందుకే ఈశ్వరు చెప్పారు చూడండి, యోహాను సువార్త 16:7లో నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను చెప్పేది సత్యము, నేనే సత్యం అంటే యేసువారు చెప్పే బోధ సత్యమని. మరి యేసు నేనే జీవం అని చెప్పారు, యేసే నేనే జీవం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? యేసు ద్వారా మనకి నిత్య జీవం అంటే యేసు మాట విన్నవాడికి నిత్య జీవము. అందుకే యేసువారు చెప్పారు చూడండి, యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవం ఎవరికండి? యేసు మాట విన్నవాడికి నిత్య జీవము. అందుకే అన్నారు యేసువారు నేనే జీవము అని. అది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న దానికి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే యేసువారి కాలానికి యేసే మార్గము, యేసువారి సమయానికి యేసు బోధించింది సత్యము, యేసువారి సమయంలో యేసు ద్వారానే నిత్య జీవము. యేసు పుట్టక ముందు ఎవరండి మార్గము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే? యేసువారు చెప్పారు నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అన్నారు. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే యేసు ద్వారానే వెళ్ళాలి. యేసు పుట్టక ముందు ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసువారు పుట్టక ముందు ఎవరైతే ప్రజలు ఉన్నారో, యేసువారు పుట్టక ముందు ప్రజలకి యేసువారి గురించి తెలియదు, యేసువారు ఏ మార్గం చూపించారు అన్న విషయం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి, యేసువారు పుట్టక ముందు వారు ప్రవక్తలు ఏదైతే బోధించారో ఆ విషయాన్ని నమ్మితే వారికి నిత్య జీవము. ఉదాహరణకు చూసినట్లయితే యేసు పుట్టక ముందు మోషే ద్వారా వెళ్ళాలి. మోషే ప్రవక్త సమయంలో, ఏ ప్రవక్త సమయంలో ఆ ప్రవక్త ద్వారా వెళ్ళాలి. మోషే సమయంలో దేవుని నమ్మాలి, దేవుడు పంపిన మోషేని నమ్మాలి. మోషే సమయానికి మోషే మార్గము, మోషే సత్యము, మోషేనే జీవము. ఇప్పుడు ఎవరు ఈ కాలంలో ఎవరైతే ఉన్నారో, ఈ కాలంలో మనకి మార్గం ఎవరు, సత్యం ఎవరు, జీవం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్గము జీవము సత్యము. ఈ మాట యేసువారు చెప్పలేదని మీరు అనలేరు, యేసువారు చెప్పారు ఈ మాట. ఎందుకు? యేసువారు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 16:7 మీరు చూసుకున్నట్లయితే యేసువారు స్పష్టంగా చెప్పారు, నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళినది ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పారు. 12 చూసుకున్నట్లయితే నేను మీకు చెప్పవలసిన అనేక విషయంలో ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటి విని సహించలేరు, నా తర్వాత వచ్చి ఆదరణ మీకు సర్వసత్యమే నడిపిస్తారు, జరగబో విషయాల గురించి బోధిస్తారు, ఆయన మాట వినండి అని చెప్పారు. యేసువారి తర్వాత ముహమ్మద్ ప్రవక్త వచ్చారని యేసువారి సాక్ష్యం చెప్పారు. మీరు చూసినట్లయితే ఈ ఒక సైడ్ మీరు చూస్తున్నారు నా చేతిలో బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన. బైబిల్లో ఎక్కడెక్కడ ప్రవక్త ముహమ్మద్ వారి ప్రస్తావన ఉంది, యేసువారు ప్రవక్త ముహమ్మద్ వారిని నమ్మమని ఎక్కడెక్కడ తన బోధనలో చెప్పారని సవివరంగా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఈ సిడీ చూడాలనుకుంటే స్టాల్లో ఈ సిడీ ఉంది, తప్పకుండా ఈ సిడీని మీరు తీసుకుని చూడవచ్చు. అయితే మీ ప్రశ్నకి సమాధానము, యేసు నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు తప్ప నేనే దేవుని అని చెప్పలేదు. మీ ప్రశ్న సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరి మండల మైక్ నుంచి రెండవ ప్రశ్న షఫీ గారి కోసం తీసుకోవడం జరుగుతుంది. సోదరి మండలు ఆలస్యం చేయకుండా ప్రశ్న ఉంటే వెంటనే అడగవలను. అస్సలాం అలైకుం, నా పేరు అఫీజా. యేసు దేవుని కుమారుడు అయినప్పుడు దేవుడు ఎందుకు కాడు? క్రిస్టియన్స్ ఇలా అడుగుతున్నారు. సోదరి మండలి ఒక ప్రశ్న అడిగారు, యేసు దేవుని కుమారుడు అయినప్పుడు దేవుడు ఎందుకు కాడు? సర్వసాధారణంగా క్రైస్తవులో ఒక ఆలోచన, ఇంతకుముందు నా ప్రసంగంలో కూడా నేను ప్రస్తావించాను, యేసు దేవునికి పుట్టాడు, దేవుని కుమారుడు, రాజకుమారుడు రాజు ఎలా అవుతాడు, రాజకుమారుడు రాజు అవుతాడు, అలాగే దేవుని కుమారుడు దేవుడు అవుతాడు కదా అని అదే ప్రశ్న సోదరి మణి క్రైస్తవులు అడుగుతున్నారు. మరి ఏం చెప్పాలని అడుగుతున్నారు చూడండి, యేసు దేవుని కుమారుడు అన్న విషయాన్ని మరి పరిశీలించినట్లయితే, యేసు దేవునికి ఎలా కుమారుడు? శారీరకంగా కుమారుడా, రక్త సంబంధం ఉన్న కుమారుడా, కన్న కుమారుడా? కాదు, విశ్వాస సంబంధం ఉన్నటువంటి కుమారుడు. ఖురాన్ స్పష్టంగా చెప్తుంది, ఖురాన్లో 112 సూర్య ఇఖ్లాస్లో 3 మనం పరిశీలించినట్లయితే అక్కడ లం యలిద్ వలం యూలద్ అని చెప్పబడింది. దేవుడు ఎవరి సంతానము కాదు, దేవునికి ఏ సంతానము లేదు, దేవునికి కుమారుడు కానీ కూతురు కానీ సంతానము కానీ ఏమీ లేదు. అయితే దేవునికి శారీరక సంబంధంగా కుమారులు కూతుర్లు లేరు. మరి ఇక్కడ యేసువారు దేవునికి కుమారుడు అని బైబిల్లో చెప్పబడింది, ఎలాంటి కుమారుడు అంటే స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. యేసువారే బోధిస్తున్నారు చూడండి, మత్తయి సువార్త 5:9 మనం చూసినట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు, సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని స్వయంగా యేసువారు చెప్తున్నారు. యేసువారు ఆ పరలోకంలో ఉంటే ఆ దేవుడు కేవలం నాకే తండ్రి అని చెప్పలేదు చూడండి. యోహాను సువార్త 20:17 చూసినట్లయితే యేసువారు చెప్తున్నారు, నా తండ్రిను మీ తండ్రిను, నా దేవుడును మీ దేవుడును అంటున్నారు. ఆయన కేవలం నాకే తండ్రి కాదు, మీకు కూడా తండ్రే. ఎవరితో అంటున్నారు? విశ్వాసులతో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళతో. దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా? బైబిల్ పరిభాషలో దేవుడు కూడా మీకు తండ్రే, ఆ దేవుడికి మీరు కుమారుడు అన్న విషయం. అయితే యేసు దేవుని కుమారుడు కాబట్టి యేసుని కూడా దేవుడని నమ్మాలి అన్న ఆలోచన క్రైస్తవులు. అలా అయితే బైబిల్లో చాలా మందిని దేవుడు తన కుమారుడిగా చెప్పడం జరిగింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే మీరు కీర్తన గ్రంథం చదివితే, కీర్తన గ్రంథంలో అక్కడ దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చను. కీర్తన గ్రంథము 2:7 దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. చూడండి, దేవుడు దావీదుతో అన్నాడట ఏమని, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కన్న కుమారుడు దావీదు బైబిల్ చెప్తుంది. మరి దావీదును కూడా దేవుడి కుమారుడని, దేవుడి కుమారుడు దేవుడని, దావీదును కూడా దేవుడని మీరు విశ్వసిస్తారా? లూకాసు వార్త చదివితే 3:38 వాక్యంలో ఆదాం దేవుని కుమారుడు అని ఉంది. మరి ఆదాం కూడా దేవుని కుమారుడైతే ఆదాంని కూడా దేవుడని మీరు నమ్ముతారా? ఇంకా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 4:22 వాక్యంలో మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఇజ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు, ఎలాంటి కుమారుడు? పెద్ద కుమారుడు. ఇంటికి పెద్ద కుమారుడు ఎలా ఉంటాడు, అలా ఇజ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు అని ఉంది. ఇంకా మీరు చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 31:9 వాక్యంలో ఎఫ్రాయిము దేవుని జ్యేష్ఠ కుమారుడు, ఇద్దరు పెద్ద కుమారులు ఉన్నారంట దేవుడికి, ఎఫ్రాయిము మరి ఇజ్రాయేలు. ఒకవేళ నేనంటున్నాను మీరు అన్నదే కరెక్ట్ అయితే దేవుని కుమారుడు దేవుడే అవుతాడు. ఎలా? రాజకుమారుడు రాజు అవుతాడు కదా. రాజు నాడు రాజు యొక్క 4 కుమారులు ఉన్నారనుకోండి, రాజుకి ఏ కుమారుడు రాజు అవుతాడండి? పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? పెద్ద కుమారుడు. మరి ఆ దేవుడికి యేసు పెద్ద కుమారుడు అని ఎక్కడా లేదు. పెద్ద కుమారుడు ఎవరంట? ఎఫ్రాయిము పెద్ద కుమారుడు అంట. మరి ఆ దేవుడికి పెద్ద కుమారుడు ఎఫ్రాయిము అయినప్పుడు ఎఫ్రాయిము దేవుడు అలా అవ్వాలి తప్ప యేసు దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి సోదర మహాశులరా, యేసు దేవుని కుమారుడు అన్న విషయం మీకు అర్థమవుతున్నప్పుడు దావీదు దేవుడు కుమారుడు అన్న విషయం ఎందుకు అర్థమవటం లేదు? బైబిల్లోనే ఉంది కదా. ఎఫ్రాయిము దేవుని పెద్ద కుమారుడు అన్న విషయం ఎందుకు అర్థమవటం లేదు? ఎందుకంటే అది మీకు ఇష్టం లేదు కాబట్టి అది మీకు అర్థమవటం లేదు. ఇది మీరు ఇష్టపడుతున్నారు కదా, ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఇష్టపడేది బైబిల్లో చూడబాకండి, బైబిల్లో ఉన్నదాన్ని ఇష్టపడండి. బైబిల్లో చెప్పబడింది కుమారుడు అంటే కన్న కుమారుడు కాదు, ఇష్టుడు. యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవునికి ఇష్టుడు అని అర్థం. అంత మంచి మరేమి కాదు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరుడిని మీరు వెళ్ళి ఈ సమాధానాన్ని మీకు అర్థమై ఉంటే తప్పకుండా మీ సోదరుడిని మీరు ఈ విధంగా వివరించండి. ఒకవేళ కాకపోతే మా యొక్క స్టాల్లో యేసు ఎవరు అనేటువంటి అంశంపై ఒక సీడీ ఉంది, దాంట్లో స్పష్టంగా ఈ విషయాన్ని వివరించడం జరిగింది. ఆ సీడీ తీసుకుని మీరు మీ క్రైస్తవ సోదరుడిని మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు వినయ్ సాగర్. సర్వాధికారి సర్వశక్తిమంతుడు అద్వితీయుడైన దేవుని నామమున నేను ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మంచి విషయాలు చెప్పారు, వారి యొక్క అనేక విషయాలు చెప్పినటువంటి అభినందనీయం. అదే రీతిగా బైబిల్ గురించి వారు పూర్తిగా అవగాహన కలిగి లేరు, మీరు ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు పూర్తిగా అవగాహన కలిగి లేరు, ఎందుకంటే కొన్ని నేను చెప్పదలుచుకున్నా. సోదరు మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. వినయ్ సాగర్ గారు, ఆ బైబిల్ మీద వక్తకి ఇది ఉందా, అవగాహన ఉందా లేదా, ఇది ప్రేక్షకులు నిర్ణయిస్తారు, మీరు మీ ప్రశ్న అడగండి. యెషయా 9:6 ఒక ప్రవచనం ఉంది, మనకు శిశుపుట్టెను మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు అద్భుతకర్త ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు అని ఉంది. అదే రీతిగా 6:14 కదా యెషయాలో కూడా, కన్యక గర్భమున కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. వాటికి అర్థం చెప్తారా? సోదరులు వారు, వారి ప్రశ్న అడిగే ముందు మీకు అసలు బైబిల్కి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉందా అని ప్రశ్నించి జవాబు నన్ను చెప్పనివ్వకుండా మీకు లేదని చెప్పేశారు. సరే, బైబిల్కి సంబంధించిన పూర్తి జ్ఞానం నాకు ఉందని ఎవరు చెప్తారు? చదువుకుంటూ పోతుంటే జ్ఞానం పెరుగుతూ పోతుంది. పూర్తి జ్ఞానం ఉందని మీరు చెప్పగలుగుతారా? మన పాస్టర్ గారు చెప్పగలుగుతారా? ఏమండి పూర్తి జ్ఞానం ఉందని చెప్పరు. ఉన్న జ్ఞానము పూర్తి జ్ఞానం ఉందని చెప్పలేము. ఉన్నటువంటి జ్ఞానము సరైనదా కాదా అని చూసుకోవాలి. నేను అన్ని విషయాలు చెప్పానా లేదా ఒక పాయింట్ అయితే, చెప్పిన విషయాలు కరెక్టా కాదా? అయితే మీరెవరో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, కానీ పాస్టర్ వారి గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. పాస్టర్ జయకుమార్ గారు ఎడ్వర్డ్, వారు చైర్మన్ సిఎస్ఐకి, వారు నా ప్రసంగం తర్వాత వారు మాట్లాడుతున్నారు, వీరు చెప్పినటువంటి విషయాలు సత్యాలు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. వీరు ఏవైతే వాక్యాలు చెప్పారో, వీరు ఏదైతే బోధించారో అవి సత్యాలు అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వారు చెప్పినటువంటి విషయాలు ఎంతో అమూల్యమైనటువంటి సత్యాలు. మొదటి విషయం అయితే జాగ్రత్త వినండి, ఆ తర్వాత మీరు అన్నారు మరి నా మాటలు తప్పు అని నాకు పూర్తి జ్ఞానం లేదని మీకు ఎందుకు అనిపించింది అంటే, నేను యేసు దేవుడు కాదని చెప్పాను కదా అందుకని అని. అని మీరు ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు 9:6 ఏలానగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రిని ఆయనకే పేరు పెట్టబడును. ఇదేనండి, ఇదేనా మీరు అడిగింది? అక్కడేముంది? నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని లేదు, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడును. ఉదాహరణకి నాకు దేవుడు కుమారుడిని ఇచ్చాడు అనుకోండి, నాకు దేవుడు కుమారుడు ప్రసాదిస్తే నా కుమారుడికి నేను యేసు అని పేరు పెట్టాను. ఏమని? యేసు అని పేరు పెట్టాను. అతనికి యేసు అని పేరు పెట్టినంత మాత్రాన నా కుమారుడు యేసైపోతాడా? నిజంగా కాదు. యేసుకి అక్కడ పుట్టిన కుమారుడికి బలవంతుడైన దేవుడని పేరు పెట్టబడును అని ఉంది. మరి బలవంతుడైన దేవుడని పేరు పెట్టారా? పెట్టారా? పెట్టలేదు. నాకు ఆధారం ఇవ్వండి. ఒక అతను ఒక రిఫరెన్స్, బైబిల్లో ఫలానా వాక్యంలో యేసు బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు పెట్టారని ఒక రిఫరెన్స్ ఉందా? ఎక్కడా లేదే, ఎక్కడా లేదు. అయితే నేను నా యొక్క ప్రసంగం ఏంటో తెలిసి వాళ్ళ యెషయా ప్రవక్త ఏం చెప్పారు, దేవుడు ఏం చెప్పాడు, పౌలు ఏం చెప్పారు అన్నది కాదు. యేసు బోధనలో దేవుడు ఎవరు? అంశం గుర్తుందా? యేసు బోధన, అసలు దేవుడి గురించి ఏం సేయం బోధించారు, మొదటి విషయం. అయితే దీనికి మీరు యేసు పుట్టక ముందు పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా అనే ఒక ప్రవక్త గురించి మీరు చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, అదేమిటంటే యేసు వారు తన్ను తను తగ్గించుకున్నారు. మరి తను ఏ విషయం చేయాలన్నా కానీ దేవునికి సహాయం కోరారు అన్న విషయం. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని మరి నా తండ్రి జీసస్ టుక్ ది ఫామ్ యాజ్ ఎ సర్వెంట్. క్రైస్తవ సోదరులు చూడండి, ఒక ఆలోచన ఉంది. యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకుని ఉన్నారు. యేసు భూమి మీదకి రాకముందు దేవుడు, యేసు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే. యేసు భూమి మీదకి రాకముందు దేవుడే, భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం భూమి మీద ఉన్నప్పుడు తను తను తగ్గించుకొని సేవకుడులా ఉన్నారు. భూమిని చెలిపోయిన తర్వాత దేవుడైపోయారు, మరి దేవుళ్ళ ఉన్నారు. ఈ ఆలోచన క్రైస్తవుల్లో కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, చాలామంది క్రైస్తవ సోదరులు అంటున్నారు, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం చూసినట్లయితే 22, 23, 26 వాక్యాలు యేసుకు సంబంధించిన వాక్యాలని ప్రపంచ క్రైస్తవ పండితులు విశ్వసిస్తున్నారు. అక్కడ ఏమని ఉంటుంది? సృష్టి ఆరంభమున దేవుడు తన కార్యములలో అన్నిటికన్నా ముందుగా దేవుడు నన్ను నియమించెను అని ఉంది. ఎవరిని? యేసుని. దేవుడు నన్ను కలగజేసెను, నేను పుట్టి తిని. ఎప్పుడండి? భూమి మీద కాదు, మర్యం గర్భంలోంచి పుట్టిన విషయం కాదు. సామెతల గ్రంథంలో సృష్టి ఆరంభం కన్నా ముందు భూమి ఆకాశాలు లేనప్పుడు, సముద్రము కూడా లేనప్పుడు, నీటి జలలు లేనప్పుడు, ఊట లేనప్పుడు, అప్పటి విషయము. యేసు దేవుడిచే కలిగించబడ్డారు, దేవుడిచే నియమించబడ్డారు, దేవుడితో పుట్టించబడ్డారు. సామెతల గ్రంథం 8:23-24, 26 వాక్యాలు. ఈ భూమి మీదే కాదు, ఇంతకుముందు ఏంటిది, దేవుడితో సమానంగా ఉన్నారా, దేవుడి యొక్క సృష్టిలో భాగంగా ఉన్నారంటే దేవుడు పుట్టించారా ఆయన్ని? దేవుడు ఆయన్ని పుట్టించకముందు యేసు లేరు, దేవుడు ఆయన్ని కలగజేయకముందు యేసు లేరు. అంటే యేసు ఈ భూమి మీదకి రాకముందు కూడా ఆయన యొక్క స్థానము ఒక సృష్టిలో భాగంగానే ఉంది, కానీ దేవుడిలాగా దేవునికి సమానంగా లేదు. ఆ తర్వాత భూమి నుంచి పైకి వెళ్ళిపోయారనుకోండి, ఆయన్ని ఆయన తగ్గించుకుంది భూమి మీద. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నేను తగ్గించుకోరు కదా, ఆయన స్థానాన్ని, ఆయన దేవుడు అనే స్థానాన్ని తిరిగి పొందుతారన్నదే కదా ఆలోచన. కలిసొస్తుంది, తిరిగి పోయిన తర్వాత ఆయన స్థానం ఏంటి? మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 20:21-23 వాక్యాలు పరిశీలించినట్లయితే యేసు వారి దగ్గరికి జబదయ కుమారుల తల్లి వస్తుంది. జబదయ కుమారుల తల్లి వచ్చి యేసు వారిని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? రేపు పరలోక రాజ్యమునా నాకు ఉన్నటువంటి ఈ ఇద్దరు కుమారులని, ఒక కుమారుడిని నీ కుడి పార్శ్వమునా, మరొక కుమారుడిని నీ ఎడవ పార్శ్వమున కూర్చోనబెట్టు అని యేసు వారిని అక్కడ మనవి చేసుకుంటుంది ఆ స్త్రీ. అడిగినప్పుడు ఆ యేసు వారు ఏం చెప్తారు, రేపు పరలోకంలో ఎవరికి ఏ స్థానంలో ఉండాలన్నది నా చేతుల్లో ఏమీ లేదు, మొత్తము తండ్రి చేతుల్లో, దేవుడి చేతుల్లో ఉంది. ఆయన ఎవరికి ఏ స్థానాన్ని నియమిస్తాడో వారికి ఆ స్థానం లభిస్తుంది అన్నారు. ఇక్కడే కాదు, పరలోకంలో కూడాను ఆయనకు ఆ స్థానం లేదని చెప్పారు. భూమి మీదకి రాకముందే ఆయన సృష్టిలో భాగమే, భూమి మీద ఉన్నప్పుడు కూడాను ఆయన సర్వాధికారులు కలిగి లేరు, భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఆయనకు అధికారం లేదని యేసు చెప్పారు. కాబట్టి మీ ప్రశ్న, యేసు బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడున్నాను ఉంది కదా, బలవంతుడైన పేరు కూడా పెట్టబడలేదు, ఆయన దేవుడని మాత్రం బైబిల్లో లేదు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను మళ్ళీ మీకు చెప్తాను, యేసు బోధనలు మొత్తం చదవండి. మీరు బైబిల్లో నుండి యేసు బోధనలు మొత్తం చదవండి, మొత్తం చదివి ఒక్క వాక్యం నాకు చూపించండి. ఏమిటా వాక్యము? యేసు, నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఒక్కసారైనా చెప్పారా? చెబితే చూపించండి. యేసుని ఏమని నమ్మాలి? క్రీస్తు అని నమ్మాలి, మెస్సయ అని నమ్మాలి, ప్రవక్త అని నమ్మాలి. యేసు క్రీస్తుని అని చెప్పుకున్నారు, మెస్సయ అని చెప్పుకున్నారు, ఆ తర్వాత ప్రవక్త అని చెప్పుకున్నారు, దేవుడని చెప్పుకోలేదు. కాబట్టి మీ ప్రశ్న సమాధానం ఇచ్చిన ఆశిస్తున్నాను. మై నేమ్ ఇస్ బ్లెస్సీ. నేను అడుగుచున్నటువంటి ప్రశ్న, మానవునికి మరణాన్ని జయించేటువంటి శక్తి ఉందా? లేదు. కనుక యేసు ప్రభువారు మరణాన్ని గెలిచాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన శిల్వ మరణం పొందినట్టుగా ఉంది, ఆయనను సమాధిలోకి శిష్యులు తీసుకువెళ్ళినట్టుగా ఉంది, ఆయన మృత్యుంజయుడైనట్టుగా ఉంది. కనుక ఆయన అంత శక్తి ఉంది గనక ఆయన మానవులకు అతీతమైనటువంటి వాడు. ఆయన ఎక్కడా కూడా దేవుడని చెప్పుకోలేదు. ఇది వాస్తవము. అది మీరు బైబిల్లో ఉన్నదే మాకు బోధిస్తున్నారు, అంతకంటే వేరుగా చెప్పట్లేదు. కానీ మేము యేసు దేవుడు అని మేము మార్గం చూపాడు. ఆయన సర్వలోకానికి ఆయన మార్గము అని మేము నమ్ముచున్నాము. దీనికి మీ యొక్క సమాధానం మాకు తెలుపగలరు. సోదరమణికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీరు యేసు దేవుడు కాదు అని ఏదైతే చెప్పారో అది వాస్తవమని మళ్ళీ అక్కడ నుంచి ఒక సాక్ష్యం వినపడింది. ఇంతకుముందు పాస్టర్ వారు సాక్ష్యం చెప్పారు, నేను చెప్పిన మాటల సాక్ష్యమని. మరి వారు చెప్పినటువంటి విషయాలు ఎంతో అమూల్యమైనటువంటి సత్యాలు. ఆ సిస్టర్ కూడా చెప్తున్నారు, యేసు దేవుడు అని ఎక్కడ కూడా బైబిల్లో లేదని ఆ క్రైస్తవ సోదరమణి సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఎక్కడా కూడా దేవుడని చెప్పుకోలేదు. ఇది వాస్తవము. అది మీరు బైబిల్లో ఉన్నదే మాకు బోధిస్తున్నారు, అంతకంటే వేరుగా చెప్పట్లేదు. అయితే సోదరమణి అడుగుతున్న విషయం అంటే, మానవుడు మరణాన్ని జయించగలుగుతాడా? లేడు, జయించలేడు. కానీ యేసు మరణాన్ని జయించారు. ఆయన చనిపోయారు, చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి లేచారు, మృత్యుంజయుడయ్యారు అని చెప్తున్నారు. మరి మీ ప్రశ్న ఏదైతే ఉందో ఒకసారి మీరే ఆలోచించుకుని గమనించుకుంటూ పరిశీలించుకుంటే మీకే సమాధానం లభిస్తుంది. విషయం ఏంటంటే, దీనికి సంబంధించి మన పాస్టర్ గారు కూడా చెప్పి ఉన్నారు, యేసు మన పాపాల నిమిత్తము మరణం పొంది ఉన్నారు సమస్త మానవుల పాపాల కోసమని. ఈ సర్వ మానవాళిని రక్షించుటకు యేసు జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ హి హస్ డైడ్ ఫర్ టు సేవ్ ది టోటల్ కమ్యూనిటీ, టు ది టోటల్ హ్యూమానిటీ, ఫర్ ది టోటల్ కాస్మోస్. మరి నేను ఏదైతే నేను పాస్టర్ గారిని ఉద్దేశించి కూడా ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. మరి జాగ్రత్త, మీరు ఆలోచిస్తారని, దీని మీద ఏదైనా మనం చర్చించాలి తప్పకుండా మనం చర్చిద్దామని నేను మీతో కోరుచున్నాను. సోదరిమణి ఒక పదం వాడారు, యేసు మృత్యుంజయుడు అని. ఆయన మృత్యుంజయుడైనట్టుగా ఉంది. యేసు ప్రభువారు మరణాన్ని గెలిచాడని బైబిల్లో రాయబడి ఉంది. అసలు మృత్యుంజయుడు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ముందుగా మృత్యుంజయుడు అంటే ఏంటండి? మృత్యువును జయించినటువంటి వాడు. ఉదాహరణకి మీకు ఉదాహరణ ఇస్తాను. మనలో చాలా మందికి పేపర్ చదివేలాంటి ఉంటుంది, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, వార్తా పేపర్ చదువుతుంటాం కదా వదిలేసి. దాంట్లో మృత్యుంజయుడు అని హెడ్డింగ్ కనబడుతుంది. ఏంటా అని చదువుకుంటూ కిందికి వెళ్తే ఒక బాబు డ్రైనేజ్ మ్యాన్ హోల్లో పడిపోయాడట. పడిపోయిన తర్వాత 6 గంటల తర్వాతనో 10 గంటల తర్వాతనో ఆయన వెతికి తీశారు. ఆయన చనిపోకుండా బ్రతికి బయటపడ్డాడు, మృత్యుంజయుడు అని హెడ్డింగ్ ఇచ్చారండి. అంటే ఆ బాబు చనిపోయి తిరిగి లేచాడనా? అంతేనండి, చనిపోలేదు, చావుకు దగ్గరగా వెళ్ళి చావకుండా బయటపడ్డాడని. చావు దగ్గరగా ఉండి వెళ్ళి చావకుండా బయటపడ్డాడని. యేసు మృత్యుంజయుడే, నేను చెప్తున్నాను సాక్ష్యం, యేసు మృత్యుంజయుడని మీరు నమ్మండి. మృత్యుంజయుడు అంటే చనిపోయి తిరిగి లేచాడని కాదు, చావుకు దగ్గరగా వెళ్ళి చావకుండా బయటపడ్డారని. అయితే ఇదే అంశంపై నాకు ఒక ప్రసంగం ఇచ్చేటువంటి, ఒక ఉపన్యాసం ఇచ్చే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. కోహి మెతక్ డిస్ట్రిక్ట్ లో కోహిర్ అనే పట్టణంలో యేసు శిలువ వాస్తవాలు, యేసు వాస్తవానికి మరణించారా లేదా అనే అంశంపై ఖురాన్ మీరు బైబిల్ ప్రసంగించడం జరిగింది. దాదాపుగా 4000కి పైగా అక్కడ పబ్లిక్ హాజరయ్యారు. నేను అనుకుంటాను 200కి పైగా పాస్టర్లు కూడాను, క్రైస్తవ బోధకులు కూడాను ఈ ప్రసంగంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విషయంలో చర్చించబడే విషయం ఏంటంటే, యేసు వారు చనిపోయారా లేదా? ఇక్కడ చూడండి, ముస్లిం వర్గం ఉంది, క్రైస్తవ వర్గం ఉంది. ముస్లింలు అడిగితే ముస్లింస్ అందరూ ఒకే సమానం చెప్తారు. ఏమని? యేసు చనిపోలేదు, యేసుని సజీవముగా దేవుడు పైకి లేపుకున్నాడు అని ముస్లింస్ అంటారు. క్రైస్తవులు ఏమంటారు? క్రైస్తవులు ఏమంటారంటే, యేసు శిలువపై చనిపోయారు, చనిపోయిన యేసు యొక్క డెడ్ బాడీని శవాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో 3 రోజుల తర్వాత యేసు వారు మళ్ళీ లేచారు. లేచిన తర్వాత దేవుడు ఆయన్ని పైకి లేపుకున్నాడు, ఆయన పైకి వెళ్ళిపోయారని నమ్ముతున్నారు. ఇక్కడ ముస్లింలకి క్రైస్తవులకి తేడా ఏంటి? ముస్లిం సేమో చావకుండా సజీవంగా పైకి వెళ్ళాడు అని నమ్ముతుంటే, క్రైస్తవులేమో చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచి పైకి వెళ్ళారని నమ్ముతున్నారు. తేడా ఏంటి? చనిపోయారా లేదా అన్నది. చనిపోయారా లేదా అన్నదే తేడా. వాస్తవానికి యేసువారు చనిపోయారా అంటే యేసువారే సాక్ష్యం చెప్పారు, యేసువారే సాక్ష్యం చెప్పారు ఆయన చనిపోలేదని. బైబిల్ని మీరు పరిశీలించి చదివితే మీకు అర్థమవుతుంది యేసువారు చనిపోలేదు అన్న విషయం. యేసువారు చనిపోలేదు. ఈ విషయం మీరు డీటెయిల్లో చూడాలనుకుంటే దాదాపుగా 1 అవర్, 1 గంటకు పైగా దీనికి సంబంధించి మనం మాట్లాడవచ్చు. అనేక లేఖనాలు ఉన్నాయి, అనేక లేఖనాలు ఉన్నాయి. ఏమని? యేసు చనిపోడు అని, యేసు చనిపోలేదు అని. యేసువారు కూడా సాక్ష్యం చెప్పారు, నేను చనిపోను అన్న విషయము. అనేక లేఖనాలు ఉన్నాయి. కానీ యేసు చనిపోతాడు, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తారు అన్న ఒక్క లేఖనం కూడా బైబిల్లో లేదు. గమనించాలి, యేసువారు చనిపోతారు, 3 రోజులు తిరిగి లేస్తారన్నది ఒక్క లేఖనము కూడా లేదు. చూడండి, మీకు ఉదాహరణకి ఒక విషయం తెలియజేస్తాను. మత్తయి సువార్తలో 12:38 మేము పరిశీలించినట్లయితే అక్కడ యేసువారి దగ్గరికి కొంతమంది పరిచయులు శాస్త్రులు వస్తారు. వచ్చి అంటున్నారు, బోధకుడా మాకు ఒక సూచన క్రియను చూయించు అని అడుగుతున్నారు. ఒక అద్భుతాన్ని చూయించు, ఒక మెరాకిల్ని చూయించు అని అడిగారు. అప్పుడు యేసువారు అంటున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు నన్ను సూచన క్రియను అడుగుచున్నారు, తిడుతున్నారు. ఎందుకు? వాళ్ళు అద్భుతాన్ని చూపించమంటారు, అద్భుతం చూస్తారు, నమ్మకుండా వెళ్ళిపోతారు, నమ్మరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు నన్ను సూచన క్రియ నడుచున్నారు. యోనాను గూర్చిన సూచన క్రియ తప్ప మరి ఏ సూచక్రియ కూడాను వారికి అనుగ్రహించబడదు. యేసువారు ఏ అద్భుతం చేయరంట, ఒకే ఒక అద్భుతం చేస్తారంట. ఏమిటి అద్భుతము? యోనా లాంటి అద్భుతం. యోనా ఎవరండి? ముస్లింలకి యోనా అంటే తెలీదు, యూనుస్ అలైహిస్సలాం. యోనా అంటే క్రైస్తవులు గుర్తుపడతారు. యూనుస్ అలైహిస్సలాం జీవితంలో ఏం జరిగింది, యోనా జీవితంలో ఏం జరిగింది అంటే ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేమిటి? యేసువారు చెప్తున్నారు, యోనా ఏ విధముగా, యోనా ఏ విధముగా 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భములో ఉండెనో ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యోనా తిమింగళం గర్భంలో ఉన్నారు కదండి, 3 రాత్రింబవళ్ళు చనిపోయి శవంలా ఉన్నారా, బ్రతికి ఉన్నారా? సోదరిమణి ఎవరైతే ప్రశ్న అడిగారు వారిని నేను అడుగుతున్నాను, మైక్ ఆన్ చేయండి దయచేసి. నా ప్రశ్న ఏమిటంటే సోదరిమణితో, యోనా తిమింగళం గర్భంలో చనిపోయి ఉన్నారా, బ్రతికి ఉన్నారా? బ్రతికి ఉన్నారు, బ్రతికి ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు. ఈశ్వరు అన్నారు, యోనా ఏలాగ ఉండును మనుష్య కుమారుడు అలాగా ఉండును ఆయన బ్రతికి ఉంటే ఈశ్వరు కూడా బ్రతికే ఉంటారు. ఇది ఒక లేఖనం, అనేక లేఖనాలు ఉన్నాయి. సోదరిమణి దయచేసి మీరు ఈ సీడీని పరిశీలించి చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన పరదేశ లో ఉన్నారని కూడా యేసుప్రభు వారే చెప్పారు, ఆయన మరణించానని చెప్పలేదు. సోదరిమణి ఒక విషయం చెప్తున్నారు, యేసు అందరికంటే గొప్పవాడు. సోదరిమణి మాట వినాలా, యేసు మాట విందామా? యేసు మాట విందాం. యేసు వారు ఏం చెప్పారో తెలుసా? యోహాను సువార్త 10:29 దేవుడు అందరికంటే గొప్పవాడు అన్నారు. సోదరి మనం యేసు అందరికంటే గొప్పవాడు అన్నారు. యేసు మాట వినాలి, యేసు మాట విన్నామా? నిత్య జీవము. కానీ యేసు మన గురించి అనుకున్నారు తెలుసా? దేవుడు నాకంటే గొప్పవాడు, యేసు కంటే గొప్పవాడు మరొకడు ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ఆశిస్తున్నాను. వాలంటీర్స్ తో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సీడీని సిస్టర్స్ కి నా వైపు నుంచి గిఫ్ట్ గా ఇవ్వమని కోరుచున్నాను. నా ప్రశ్న సోదరుడు షఫీ గారికి. నేను వరంగల్ జిల్లా జనగామ వాస్తవ్యుణ్ణి, వృత్తిరీత్యా వ్యాపారస్తుని. నా పేరు దావూద్. నేను మీ యొక్క సీడీలు చూశాను, అదేవిధంగా చూసిన సీడీలు కూడా నా యొక్క స్నేహితుడికి ఇచ్చాను. అతను కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పేసిన తర్వాత అతను వెళ్ళి ఒక క్రైస్తవ సోదరుడికి ఇస్తే అతను తన పాస్టర్ గారికి చూపించినట్లయితే అతను ఏమన్నారంటే, వారు అబద్ధ బోధకులు, వారి మాట వినకూడదు, వారు క్రీస్తు యొక్క విరోధులు అని చెప్పారు. మరి వారికి మన సమాధానం ఏమిటి చెప్పాలి అనేది మేము మిమ్మల్ని అడుగుతున్నాం. సోదరుడు దావూద్ ప్రశ్న అడుగుతున్నారు. వారు నా యొక్క సీడీలు చూశారు. మరి ఆ సీడీలు చూసిన తర్వాత ఆ సీడీలు వారి యొక్క క్రిస్టియన్ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. ఆ క్రైస్తవ సోదరుడు కూడా ఆ సీడీలు చూశారు, చాలా బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వారి యొక్క పాస్టర్ని వెళ్ళి అడిగారు. మరి పాస్టర్ గారు అన్నారట, వారు అబద్ధ బోధకులు, వారు క్రీస్తు విరోధులు, వారి మాట వినొద్దని చెప్పారట. మరి ఏమంటున్నారు, వారికి ఏమని చెప్పాలి? మళ్ళీ నేను మన పాస్టర్ గారి గురించి చెప్పాల్సి వస్తుంది. వారు పాస్టర్ గారు వారి ప్రసంగించడంలో అబద్ధ బోధకుల ప్రస్తావన వారు కూడా చేశారు. ఈ దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు అనగా దొంగ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫెట్స్ కూడా వస్తున్నారని ఇట్ హాస్ రిటన్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ది బైబిల్. వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. చూడండి, ఎక్కడైతే మేము వెళ్ళి ఈ విషయాలు బోధిస్తూ ఉంటామో, ఈ ప్రసంగాలు చేస్తూ ఉన్నామో, అక్కడ క్రైస్తవులు ఏమన్నారంటే వీరు అబద్ధ బోధకులు, వీరన్ని అబద్ధాలు బోధిస్తున్నారు. కొంతమంది మనసులో ఉంచుకుంటారు, కొంతమంది బయటికి చెప్పేస్తుంటారు. కానీ మేము చెప్పే విషయము అబద్ధమని, మేము అబద్ధ బోధకులమని వారి యొక్క ఆలోచన. అయితే యేసు వారు చెప్పారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అబద్ధ బోధకులు వస్తారు. అయితే అబద్ధ బోధకులు ఎవరన్నా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను అబద్ధ బోధకున్నా, ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలా, నేను చెప్పాలా? బైబిల్ చెప్పాలి. బైబిల్ని చూసినట్లయితే అసలు అబద్ధ బోధకులు ఎవరు? మనం చూసినట్లయితే 1 యోహానులో 2:22 చూసినట్లయితే యేసుని క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడు అబద్ధికుడు? యేసును క్రీస్తు కాదని ఎవరని చెప్తే అతను అబద్ధికుడు, ఆయన తప్ప ఇంకెవరు అబద్ధికుడు కాదు. నేను చెప్తున్నాను యేసు క్రీస్తు అని. యేసు క్రీస్తు అని చెప్పడమే కాదు, యేసు క్రీస్తు అని ప్రచారం కూడా చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ముస్లిం కూడా యేసు క్రీస్తు అనే, ఈసా మసీహ్ అని నమ్ముతున్నారు, యేసును క్రీస్తు అని నమ్ముతున్నారు. మొదటి విషయం, ఏదైతే క్రైస్తవులు అపోహ ఉందో మేము అబద్ధ బోధకులమని కాదు. మేము బోధించే బోధ యేసు బోధనలోనిదా సరైన బోధ? యేసు బోధనకు వ్యతిరేకంగా బోధిస్తున్నామా? అది అబద్ధ బోధ. అయితే క్రీస్తు విరోధులు మీరు అని అనటం జరిగింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే క్రీస్తు విరోధులు ఎవరు? దీనికి సంబంధించి 2 యోహాను 1:8-11 చదివినట్లయితే అక్కడ క్రీస్తు విరోధులు ఎవరో చెప్పడం జరిగింది. యేసు మాట విని, యేసు మాట యందు నిలిచి ఉండకుండా ముందుకు దాటి ఎవరైతే వెళ్ళిపోతారో అలాంటి వారు దేవుణ్ణి నమ్మని వారు. యేసు మాట విని, యేసు మాట యందు నిలిచి ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి మరియు యేసుని నమ్మినటువంటి వారు. ఎవరైతే యేసు మాట కాకుండా వేరే మాటను బోధిస్తూ ఉంటారో, వేరే విషయాన్ని నమ్ముతుంటారో, వారు క్రీస్తు విరోధిలోనే ఉంది. నేను బోధించిన అంశం ఏమిటి? యేసు బోధనలో దేవుడు ఎవరు ఉన్నది? యేసు బోధనలు కాకుండా నా సొంత బోధనలు బోధిస్తే నేను క్రీస్తు విరోధినైతాను, అబద్ధ బోధకునైతాను. నేను బోధించింది బైబిల్లో నుంచి, యేసు బోధన నుంచి బోధించాను, ఖురాన్లో నుంచి యేసు బోధనలు బోధించాను. నేను బోధించిన దాంట్లో ఏదైనా తప్పై ఉంటే మీరు అడగవచ్చు, షఫీ గారు మీరు ఫలానా విషయం చెప్పారు, ఇది బైబిల్లో లేదు, బైబిల్లో లేని విషయాన్ని, యేసు బోధనలో లేని విషయాన్ని మీ సొంతంగా కల్పించి చెప్పారు అంటే, ఒకవేళ అది నిజమైతే నేను అబద్ధ బోధకుండే, నేను క్రీస్తు విరోధిని. కానీ నేను ఏది చెప్పానో ప్రతి ఒక్కటి కూడాను పూర్తి కన్ఫిడెంట్గా చెప్తున్నాను, పూర్తి నమ్మకంగా చెప్తున్నాను. యేసు బోధలో నుంచే విషయం చెప్పాను, బైబిల్లో నా విషయాలే చెప్పాను. మీ ప్రశ్నకి సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. మా అక్కగారి ప్రశ్న అండి, పిల్ల ఏడుస్తున్నాడు కనుక వెళ్ళిపోయింది. మరి యేసు ప్రభు వారు దేవుడు కాదు అన్నప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టారు కదా, మరి మానవులందరికంటే ఆయన గొప్పవాడు, ఆయన తప్ప మార్గము లేదు ఈ ప్రపంచానికి, కనుక యేసును సర్వలోకము అంగీకరించి తన పాపాలు ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం తండ్రి యొద్దకు చేరుతారు, ఇది సత్యం, కనుక సర్వలోకము నమ్మాలి. మీరు కూడా యేసును రక్షకునిగా అంగీకరించి ఆయనే మార్గముగా వెళితేనే, ఎందరైతే క్రీస్తును అంగీకరిస్తే వారందరికీ నిత్య జీవం అని యేసు చెప్పాడు, కనుక సర్వలోకం ఒకటే రూట్ లో వెళ్ళాలి, యేసు మార్గంలోనే వెళ్ళాలి, ఎవరు వెళ్ళదు, తండ్రి యొద్దకు చేరుతాం. సిస్టర్ గారు అప్పీల్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్న కూడా అడిగారు, నన్ను కాదు మిమ్మల్ని. యేసు దేవుడు కాదు అన్నప్పుడు మీరు ఎందుకు చప్పట్లు కొట్టారు అని, మీరు ఎందుకు చప్పట్లు కొట్టారు మీరు చెప్పాలి. అయితే చూడండి, విషయం ఏమిటంటే యేసుని క్రీస్తు అని ప్రతి ఒక్కడూ నమ్మాలి, మేము నమ్ముతున్నాం. మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే యేసు మాత్రమే మార్గమని విశ్వసించాలి, ప్రవచనందరూ కూడా యేసు మార్గంలో విశ్వసించాలి, ఆయన ద్వారానే నిత్యజీవం చెప్పారు. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఆ సిస్టర్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు అందరిని అడుగుతున్నాను, యేసు బోధల్ని మీరు నమ్ముతారా నమ్మరా? నమ్మితే దేవుడు ఒక్కడే నమ్మండి. యేసు బోధల్ని కనుక మీరు నమ్ముతుంటే ఆ దేవుడు అద్వితీయుడు అని నమ్మండి. యేసు బోధల్ని కనుక మీరు నమ్ముతుంటే యేసు దేవుని యొక్క దాసుడు అని నమ్మండి. యేసు బోధ మీరు నమ్ముతున్నట్లయితే యేసు ఆ దేవుణ్ణే ప్రార్థించారు, ఆ దేవుణ్ణే ప్రార్థించమని చెప్పారన్న విషయాన్ని నమ్మండి. దేవుడిలో ఎలాంటి భాగస్వామ్యం కూడా యేసు వారికి లేదు. యేసు ద్వారానే మార్గం అంటే యేసు మార్గం నమ్మాలి. యేసు స్పష్టంగా చెప్పారు, నా తర్వాత మరో ప్రవక్త వస్తారని చెప్పారు. యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మకపోతే సర్వనాశనం అయిపోతామని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. కాబట్టి సోదరి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. మీకోసము బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిడి నేను పంపిస్తున్నాను, ఈ సిడి ప్రశాంతంగా చూడండి. మీరు యేసు మార్గము యేసు కాలానికి ఉదాహరణకి నేనున్నాను, యేసు నమ్మడం లేదా? యేసు నమ్ముతున్నాను. ఉదాహరణకి ఒక క్రైస్తవుడు ఉన్నాడు, యేసుని ఖచ్చితంగా నమ్మితే యేసు చెప్పినట్టుగా ప్రవక్త ముహమ్మద్ వారిని నమ్మాల్సిందే. ప్రవక్త ముహమ్మద్ వారిని నమ్మాలి. ప్రవక్త ముహమ్మద్ వారు చిట్ట చేరుదేవో ప్రవక్త. ఆ ప్రవక్తను ఎవరు పంపించారు? ఆ దేవుడే పంపించాడు. ఏ దేవుడైతే యేసును పంపించారు. ప్రవక్త ముహమ్మద్ వారు కొత్త సందేశం ఇచ్చారా? కొత్త సందేశం ఇవ్వలేదు. ఏ సందేశం అయితే యేసు వారు ఇచ్చారో అదే సందేశం ఇచ్చారు. ఉదాహరణకి యోహాను సువార్త 16:13 మీరు చూసినట్లయితే ఆయన ఎవరు? ముహమ్మద్ ప్రవక్త. తనంతట తాను ఏమీ బోధించడు. ఆయన ఏదైతే వింటాడో అదే బోధిస్తాడు. మరి ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు బోధిస్తాడని యేసు వారు ముహమ్మద్ ప్రవక్త గురించి చెప్తున్నారు. కాబట్టి సోదరుమణి, ఇక్కడ మనం ఏంటంటే పరిశీలిస్తేనే విషయం తెలుస్తుంది. మేము ఒక విషయం చెప్తున్నాము, అది అవునో కదో పరిశీలించండి మీరు. కాబట్టి అక్కడున్న సిస్టర్ వాలంటీర్స్ నేను కోరుచున్నాను, బైబిల్లో ముమసం సీడీ ఆ సిస్టర్కి అందచండి. మీరు ప్రశాంతంగా ఈ సీడీ చూస్తారని, సీడీ వెనక మొదటి ఫోన్ నెంబర్ నా సెల్ నెంబర్ ఉంది, నా పర్సనల్ నెంబర్, మీరు తప్పకుండా ఫోన్ చేయొచ్చు. మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీకు ఏం అర్థమైందో మీరు చెప్పొచ్చు, మీ ప్రశ్నకి సమాధానం లభించి ఆశిస్తున్నాను. కాబట్టి చివరగా బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో యేసు శిలో వాస్తవాలనే సీడీ నేను నా వైపు నుంచి పాస్టర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఒక చిన్న విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇది తప్పనిసరి అని నేను భావిస్తున్నాను, కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను. అదేమిటంటే పాస్టర్ గారు తన యొక్క ప్రసంగంలో చెప్తూ, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి లోకంలోకి వచ్చేనను ఒక వాక్యాన్ని ఉపయోగించారు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే సత్య సంపూర్ణ రీతిగా శరీరధారిగా మానవ రీతిగా మన మధ్యలోకి వచ్చి మరి యేసుక్రీస్తు జన్మము మనకందరికి తెలిసినటువంటిది. మరి ఏదైతే ఆ వాక్యం ఉపయోగించారో ఆ వాక్యాన్ని క్రైస్తవ సోదరులు ఎందుకు వాడుతున్నారంటే, ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడి వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు, వాక్యం అంటే యేసు, ఆ యేసే దేవుడు, ఆ దేవుడే ఈ లోకంలోకి వచ్చేసాడు అంటానికి వాడుతుంటారు. వాస్తవానికి దాని యొక్క అర్థం అది కాదు. వాస్తవం మీరు పరిశీలించండి, ఆ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఓకేనండి, వాక్యం దేవుని వద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. అంటే మనకి రెండు విషయాలు కనబడుతున్నాయి, ఒకటి వాక్యం కనబడుతుంది, రెండోది దేవుడు కనబడుతున్నాడు. ఈ వాక్యమే దేవుడే ఉండేనంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఈ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని అర్థం చేసుకోవాలా? కాదు, ఈ వాక్యము దేవుని యొక్క వాక్యమై ఉండేని అర్థం చేసుకోవాలి. ఇది నా సొంతంగానే అర్థం చేసుకుని చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 19:13 చూసినట్లయితే యేసుకి దేవుని వాక్యం అని పేరు పెట్టబడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యేసు ఎవరు? దేవుని వాక్యము. ఈ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారే భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చింది వాక్యము తప్ప దేవుడు కాదు. భూమి మీదకి వచ్చింది వాక్యమే కానీ దేవుడు కాదు. మరి యేసువారు భూమి మీదకి వచ్చారు, వచ్చి సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, హిందూ నమ్మితే నేను పుట్టానని యోహాను సువార్త 18:38 వాక్యంలో చెప్పారు. కాబట్టి వాక్యం అంటే దేవుడు కాదు, దేవుని యొక్క వాక్యమని విశ్వసించాలి. కాబట్టి మీ యొక్క ప్రశ్న సమాధానం ఇచ్చిందని నేను ఆశిస్తుకుంటూ ఈ యొక్క సీడీని ఆపించి గిఫ్ట్గా స్వీకరించమని పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. ఇంతకు పూర్వం ఏదైతే ప్రశ్న షఫీ గారికి అడిగారో సోదరిమణి వైపించి ఆమె మనస్సు నొచ్చుకున్నది, దాని గురించి నేను ఇస్లా చేయాలనుకుంటున్న సభాముఖంగా, చప్పట్లు కొట్టడం అనేది ప్రవక్త గారి పద్ధతి కాదండి. ప్రవక్త గారి పద్ధతి ఏదైనా మంచి విషయాన్ని సత్యాన్ని విన్నప్పుడు ఎవరినైనా మనం ప్రశంసించాలనుకుంటూ అల్హమ్దులిల్లా అంటారు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అన్నది. అల్లాహకు స్తోత్రములు, సర్వస్తోత్రములు అల్లాకే శోభిస్తాయి అనేది ఒక ముస్లిం యొక్క పద్ధతి. అల్హమ్దులిల్లా అనాలి, అల్లాహు అక్బర్ అనాలి. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల ఇతరుల మనోభావాలకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటి పని మరి చేయటం ఒక ముస్లింగా మనకు తగిన పద్ధతి కాదు. కాబట్టి సభాముఖంగా సోదరిమణికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్స్ అందరూ కూడా వారి యొక్క పొజిషన్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు మరి చేయించాలనుకుంటే సోదరులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఉన్నారు, వారందరూ కూడా మరి యుఆర్సి మెంబర్స్ వద్ద మరి దాని గురించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవచ్చు, వారు సంప్రదించవచ్చు. ఎంతో ప్రేమపూర్వకంగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులను కులమత భేదం లేకుండా ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించిన ఆ అద్వితీయుడైన అల్లా సుబ్హాన వతాలకు నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యేకంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ యుఏఆర్సి మరియు జమియతే ఐల హదీస్ వారి తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంత తవాబుర్ రహీమ్. అల్లాహ్ మనందరిని మనందరికీ రుజుమార్గాన్ని చూపించి ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని కలుగ చేయాలని దువా చేస్తున్నాను. ఆమీన్. వాఖరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.